ಭವ್ಯಂಚ ಸರ್ವಂ ಯಶ್ಚಾಧಿತಿಷ್ಠತಿ ಸ್ವರ್ಯಸ್ಯ ಚ ಕೇವಲಂ ತಸ್ಮೈ ಜ್ಯೇಷ್ಠಾಯ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಓಂ ಯಸ್ಯ ಭೂಮಿಃ ಪ್ರಮಾ ಅಂತರಿಕ್ಷಮುತೋದರಂ ದಿವಂ ಯಶ್ಚಕ್ರೇ ಮೂರ್ಧಾನಂ ತಸ್ಮೈ ಜ್ಯೇಷ್ಠಾಯ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಓಂ ಯಸ್ಯ ಸೂರ್ಯಶ್ಚಕ್ಷುಶ್ಚಂದ್ರಮಾಶ್ಚ ಪುನರ್ನವಃ ಅಗ್ನಿಂ ಯಶ್ಚಕ್ರ ಆಸ್ಯಂ ತಸ್ಮೈ ಜ್ಯೇಷ್ಠಾಯ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಓಂ ಶನ್ನೋ ಮಿತ್ರ ಶಂ ವರುಣ ಶನ್ನೋ ಭವತ್ವರ್ಯಮ ಶನ್ನ ಇಂದ್ರೋ ಬೃಹಸ್ಪತಿ ಶನ್ನೋ ವಿಷ್ಣುರುರುಕ್ರಮ ನಮೋ ಬ್ರಹ್ಮಣೇ ನಮಸ್ತೆ ವಾಯೋ ತ್ವಮೇವ ಪ್ರತ್ಯಕ್ಷಂ ಬ್ರಹ್ಮಾಸಿ ತ್ವಾಮೇವ ಪ್ರತ್ಯಕ್ಷಂ ಬ್ರಹ್ಮ ವದಿಷ್ಯಾಮಿ ಋತಂ ವದಿಷ್ಯಾಮಿ ಸತ್ಯಂ ವದಿಷ್ಯಾಮಿ ತನ್ಮಾಮವತು ತದ್ವಕ್ತಾರಮವತು ಅವತು ಮಾಂ ಅವತು ವಕ್ತಾರಂ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಮಹಾಜನರ, గత రాత్రి మనం వేదాలు ఈ ప్రపంచానికి మూడు మూలభూతమైన వస్తువులు ఉంటాయి అని చెప్పగా వినుకున్నాం. కొందరు ఈ ప్రపంచానికి మూలభూత వస్తువు ఒక బ్రహ్మతత్వం అని, లేక దేవుడు ఒక్కడని, ఖుదా ఒక్కడని, అంతకు మించి వేరే పదార్థాలు లేవు అని చెబుతా. అలా కేవలం బ్రహ్మతత్వమో, కేవలం ఒక దేవుడో, లేక ఒక ఖుదా ఎవడో ఒకడు ఉంటే ఈ ప్రపంచం ఇప్పుడు మనకు కనపడుతున్న తీరులో ఎట్లా కనపడుతున్నది అని మనం వారిని ప్రశ్న వేస్తే, క్రైస్తవులు మహమ్మదీయులు వాళ్ళు దేవుణ్ణి అంగీకరిస్తారు, అయితే ఆ దేవుడు లేని ప్రపంచాన్ని, అంతకు పూర్వం లేనివంటి జీవులను సృష్టిస్తాడు అని వాళ్ళు అంగీకరిస్తారు. అట్లాగే హిందువులలో కేవల బ్రహ్మవాదులు కొందరు ఉన్నారు. బ్రహ్మతత్వం ఒకటి తప్ప మరి ఇంకేమీ లేదు అంటారు వాళ్ళు. అయితే ఏమిటి ప్రపంచం? ఇప్పుడు మనం జీవులు అనబడుతున్న వాళ్ళు వీళ్ళు ఎవరు? ఈ బ్రహ్మతత్వంలో నుండి ఏర్పడ్డదా, లేక లేని వాటిని బ్రహ్మ క్రైస్తవుల దేవుని వలె, మహమ్మదీయుల ఖుదా వలె లేని వారిని పుట్టించాడా అని వీరిని ప్రశ్నిస్తే, అసలు ఈ ప్రపంచం నీకు ఉన్నదని కనపడుతున్నదే కానీ ఇది లేదు అంటారు. మనం దేనిని ఉన్నది అని చెబుతూ ఉన్నామో, ఈ లోకంలో ఉన్న పదార్థాలను ఇవి ఉన్నవని తెలిసి వాటితో వ్యవహరిస్తూ ఉన్నామో, అవన్నీ మీకు అట్లా కనపడుతున్నవే కానీ లేవు అంటారు ఈ కేవల బ్రహ్మవాదులు. నీకు కనపడుతున్న ఈ ప్రపంచం మిథ్య, ఇది లేని వస్తువు ఉన్నట్లు కనపడుతుంది అని చెప్తారు. కానీ ఇప్పుడు అలా చెప్పినంత మాత్రం చేతనే మనం ఒప్పుకోవాలి అనే సిద్ధాంతం ఏమీ లేదు. మీరు బ్రహ్మతత్వం తప్ప మరొక వస్తువు లేదు అంటున్నారు కదా, ఆ బ్రహ్మతత్వం కూడా సత్యం, జ్ఞానం, ఆనందం, బ్రహ్మ అని దానికి లక్షణాలు మీరు చెబుతారు. అది ఎల్లప్పుడూ ఉంటుంది, అంతటా ఉంటుంది, దానిలో జ్ఞానం తప్ప అజ్ఞానం లేదు, ఆనందం తప్ప దుఃఖం లేదు, అలాంటి తత్వం బ్రహ్మతత్వం అని మీరు చెబుతారు కదా, మరి ఆ బ్రహ్మతత్వం ఒకటే ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఏమిటి, ఎట్లా వచ్చింది అంటే అసలు లేదని చెబుతారు. లేనిది ఎట్లా కనపడుతుంది అంటే ఏవో ఉదాహరణలు చెప్పి వాటిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. క్రైస్తవులు మహమ్మదీయులను మీరు అడిగితే వాళ్ళు ఎట్లా ఏం చెప్పరు. బైబిల్లో ఉంది, దేవుని ఇష్టం, బైబిల్లో ఉన్న వాక్యాలు మాకు అట్లా చెబుతున్నాయి, దేవుడు ఈ ప్రపంచాన్ని లేనిదాన్ని పుట్టించాడు, జీవులను పుట్టించాడు అని. వాళ్ళు అంతకంటే ఇంకేం సమాధానం చెప్పారు. అందుకని వాళ్ళని మనం ప్రశ్నించి ప్రయోజనం కూడా లేదు. ఏదో మా గ్రంథం చెబుతున్నది మేము అంగీకరిస్తామని వాళ్ళతో మనం ప్రశ్న సమాధానాలతో ఏం ప్రయోజనం మనకు. అలాగే మహమ్మదీయులను అడిగితే ఓ ఖుదా కి మర్జీ హై ఉస్ పర్ హమ్కో కుచ్ విచార్ కర్నా నహీ హై, వహాం అకల్ కో దఖల్ నహీ హై, బుద్ధి సే వహాం కామ్ లేనా నహీ, ప్రశ్న కర్నా నహీ, ఐసా వో భీ లోగ్ బోల్తే. అలాగే మన బ్రహ్మవాదులను మనం ప్రశ్నించినప్పుడు వారు ఏం చెబుతారంటే ఈ ప్రపంచం లేనిదే ఉన్నట్లు కనపడుతుంది. ఎట్లాగయ్యా అంటే మీకు కళలు వస్తూ ఉంటాయి కదా, వస్తూ ఉంటవి అని మనం చెబుతాం. ఆ కళలు మీరు ఎక్కడ చూస్తారు? ఈ శరీరంలో. బయట కళలు గనం కదా మనం, మనం నిద్రపోవటానికి ప్రయత్నం చేసే సమయంలో గాఢ నిద్ర పట్టే ముందు కొంచెం కలతగా నిద్ర వస్తుంది, ఆ సమయంలో మనం ఏవో కళలు చూస్తాం. ఆ కళల్లో గుర్రాలను చూస్తాం, గాడిదలను చూస్తాం, ఒంటెలను చూస్తాం, పర్వతాలు చూస్తాం, నదులు చూస్తాం, ఆ తర్వాత సూర్య చంద్ర నక్షత్రాదులు ఇటువంటివి కూడా కనపడతాయి. ఇవన్నీ మీకు కనపడతావా లేదా కళలో అని అడుగుతారు. దానికి మనం సమాధానం కనపడతామని చెబుతాం. ఎక్కడ కనపడుతున్నవి అంటే కళలో. కళ ఎక్కడ కలుగుతున్నది నీకు అంటే నీ శరీరంలో. నా శరీరంలోనే నేను వీటిని చూస్తున్నానని చెప్పవలసి వస్తుంది. అయితే మరి నీ కళ, నీ శరీరంలో నీవు కలగంటూ ఆ కళలో గుర్రాన్ని చూస్తావే, గుర్రం నీ శరీరంలో ఉంటుందా, ఉండి నీకు కనపడుతుందా అని ప్రశ్నిస్తా. గుర్రం మన శరీరం కంటే చాలా పెద్ద శరీరం దానిది. మన శరీరంలో ఎట్లా వస్తుంది, రావడానికి వీలే లేదు. మన శరీరంలో గుర్రాలు లేవు, గాడిదలు లేవు, ఏం లేవు, నదులు లేవు, కొండలు లేవు, పర్వతాలు లేవు. ఆ లేని వస్తువులు మరి ఎట్లా కనపడుతున్నవి అని అడుగుతారు. కనపడుతున్నాయని మనం చెబుతాం. అందుకంటే ఏం చెబుతాం, మరి మనకు తెలిసింది అది. కళలో మాకు ఈ వస్తువులు కనపడతాయి, ఇవి మీ శరీరంలో ఉండటానికి వీలున్నదా అంటే కొంచెం బుద్ధిమంతుడైతే వీలు లేదు. ఎట్లా ఉంటుంది గుర్రం నా శరీరంలో, నాకంటే పెద్ద శరీరం కలది కాబట్టి ఉండటానికి వీలు లేదు అని చెబుతాం. కాబట్టి నీ శరీరంలో లేని గుర్రం నీకు కనపడదా లేదా అని మళ్ళీ ప్రశ్న వేస్తారు. పాపం ఈ సమాధానం చెప్పేవాడు ఏం చెబుతాడు, కనపడదని చెబుతాడు. లేని గుర్రం కదా నీకు కనపడ్డది అంటే ఆహా లేని గుర్రమే కనపడ్డది అంటాడు. అట్లా ఏ ప్రపంచం లేదు కనపడుతుంది అన్నా, ఇంకేం సమాధానం చెబుతాం మనం. ఆ మాట విని నిజమే కాబోలు అనుకునే వాళ్ళు చాలా మంది మన దేశంలో ఉన్నారు. కానీ అసలు కళ అంటే ఏమిటి, కళలో కనపడే వస్తువులు అసలు ఉన్నవా లేవా, ఉంటే అవి ఎక్కడున్నాయి, ఎక్కడ ఉన్నవి, మనలో ఎట్లా కనపడుతున్నవి మన శరీరంలో లేకపోయినప్పుడు అని ఈ విషయాలను ఆలోచించి చెప్పగలిగిన వ్యక్తులు మనలో చదువుకున్న వాళ్ళు తక్కువ మంది. అసలు కళ అంటే ఏమిటో మిమ్మల్ని అడిగితే ఏం చెబుతారు, మేము కళ అంటే కళే అంతే. అసలు వాస్తవంగా మనం ఆలోచించి చూస్తే కళలో మనం చూసేటువంటి వస్తువులు లేనివి కావవి. గుర్రాన్ని చూస్తున్నాం, గుర్రం మన శరీరంలో లేదు కానీ బయట ఉంది ప్రపంచంలో. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు గుర్రాన్ని చూస్తాం, ఆ చూచిన గుర్రమే మనం కలత నిద్రలో ఉన్నప్పుడు మనలో ఉన్నట్టు కనపడుతుంది. ఎవడు గుర్రాన్ని అసలు ప్రపంచంలో జాగ్రత్త అవస్థలో చూడలేదనుకోండి, వాడికి గుర్రం కళలో ఎప్పుడు కనపడదు. గురుడ్డివాడు ఉంటాడు, పుట్టి గురుడ్డివాడు, పుటకతోనే గురుడ్డివాడు అవుతాడు. వాడికి రంగులు తెలియవు, వాడి కళలో రంగులు వాడికి ఎన్నడూ తెలియదు. తెలుపు నలుపు రంగులు ఉన్నాయే, వాడి కంటితో ఎప్పుడు బయట చూడలేదు కదా, అందుకని వాడి కళలో రంగులు అనేవి వాడికి తెలియనే తెలియవు. అలా మనం జాగ్రత్త అవస్థలో చూడని వస్తువులు మనకు కళలో కనపడటానికి వీలు లేదు. జాగ్రత్త అవస్థలో చూడనన్నా చూడాలి, లేదా ఎవరు చెప్తుండగానన్నా వినాలి, లేక ఎప్పుడైనా మనం చూసి మరిచిపోయన్నా ఉండాలి. అలాంటి వస్తువులే మనకు కళలో కనపడతాయి. అయితే కళలు ఎట్లా కనపడతాయి అని అడిగితే, మన శరీరం చాలా విచిత్రమైంది, భగవంతుడు చాలా విచిత్రమైనటువంటి యంత్రాన్ని చేశాడు. మనకు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా ఈ బయట ఉన్న వస్తువు మనకి ఎట్లా కనపడుతుంది, కంటితో ముక్కుతో వీటి ద్వారా తెలుసుకుంటాం. కేవలం కన్ను ముక్కులు ఉంటే మాత్రం తెలియవు. ఈ కన్ను ముక్కు వీటికి లోపల ఇంకొక వస్తువు ఉంది, దాన్ని మనస్సు అంటాం మనం, అంతఃకరణం అని అంటారు దాన్ని. జీవునితో అది అంటిపెట్టుకుని ఉంటుంది. జీవుడు అంతఃకరణాన్ని ప్రేరేపిస్తాడు, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ అంతఃకరణం జీవుని చేత ప్రేరేపబడి కంటితో కలుస్తుంది. ఆ కన్ను బయట ఉన్న వస్తువుతో సంబంధం ఏర్పడుతుంది కంటికి. అప్పుడు ఇది బయట ఉన్నది, ఇది ఆయనకు, ఇది పుస్తకం, ఇది మైకు, ఇది అని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఒక వస్తువును కంటితో చూచి కానీ, ముఖతో వాసన చూచి కానీ, చెవులతో విని కానీ, నాలుగుతో రుచి చూచి కానీ ఇది ఫలానా వస్తువు అని మనం తెలుసుకుంటామో, అనగా వస్తు సంబంధమైన మనకు జ్ఞానం కలుగుతుందో, అప్పుడు ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక గుర్తు మన అంతఃకరణంలో పడుతుంది. దాన్ని సంస్కారం అని అంటాం మన భాషలో, ఇంగ్లీష్లో ఇంప్రెషన్ అంటారు. మీరు సినిమాలు చూస్తూ ఉంటారు, సినిమాలో తెర మీద బొమ్మలు మనకు ఆడుతున్నట్టు కనపడతాయి. పెద్ద పెద్ద మనుషులు, మనుషుడి కంటే ఇంకా పెద్ద పెద్దవిగా కనపడుతూ ఉంటాయి. ఆ తెర మీద బొమ్మలు మనుషులు ఆడుతున్నారా? ఆడటమే కానీ మనుషులు బొమ్మలు ఎక్కడ ఆడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ఎట్లా చూస్తున్నాం అవి? ఆ మనుషులు ఒకప్పుడు వాళ్ళ చేత మాట్లాడిస్తారు, ఆడిస్తారు, ఇవన్నీ చేస్తారు. వాళ్ళు అట్లా ఆడినప్పుడు ఫిల్మ్ అని ఒక రెండు అంగుళం ఉన్నారో అంగుళం కొంచెం ఉంటుంది, ఒక పత్తిలాగా ఉంటుంది అది, అది అభ్రకంతోనూ దీంతో చేస్తారనుకుంటా. దాని మీద ఈ ఆటలాడే వాళ్ళ బొమ్మలన్నీ చిన్న చిన్న చిన్న చిన్న గుర్తులు పడతాయి. ఆ ఫిల్మ్ తీసుకొచ్చి లైట్ పెట్టి లైట్తో దాన్ని ఫోకస్ చేస్తే తెర మీద అవే బొమ్మలు పెద్దవిగా మళ్ళీ కనపడతాయి మనకు. ఇది సినిమాలో మనకు కనపడే పద్ధతి. అలాగే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు లోకంలో ప్రవర్తించే అనేక వస్తువులను తెలుసుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అని మన ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఇది కడవ, ఇది పుస్తకం, ఇది మైకు, ఇది బల్ల, ఇది ఐనకు, ఇది లైటు, ఇది తెర అని ఈ విధంగా మనం వస్తువులు తెలుసుకుంటూ ఉంటాం. ఏ ఏ వస్తువులు మనం తెలుసుకున్నామో దానికి సంబంధమైనటువంటి గుర్తు మనం ఈ అంతఃకరణం అనేటువంటి ఫిల్మ్లో పడతాయి. చాలా చిన్న చిన్న ఈ అంతఃకరణం అనేటువంటి ఫిల్మ్లో ఎన్ని జన్మల సంస్కారాలు ఉన్నావో మనకు తెలియదు. ఈ జన్మవే కాదు, మనం నిద్రపోయేటప్పుడు ఇంద్రియములు బయట పనిచేయవు. జీవుడు మనస్సును మనస్సులోనే పనిచేయిస్తాడు మనస్సుతో. అప్పుడు ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న సంస్కారాలు మనకు, మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏ ఏ వస్తువులను తెలుసుకున్నామో వాటికి సంబంధించిన సంస్కారాలనే మళ్ళీ మనస్సుతో జీవుడు చూస్తాడు. ఎట్లయితే ఫిల్మ్లో ఉన్న వస్తువులు పెద్దవిగా కనపడతాయో, అట్లాగే మనం అంతఃకరణంలో సంస్కార రూపంలో చిన్న చిన్న ముద్రల రూపంలో ఉన్నటువంటి మనకు పెద్దవిగా కనపడతాయి. ఇది అసలు కళ కలిగేటువంటి పద్ధతి. పిల్లవాడికి కొత్తగా ఓ పాఠం చెబుతాం, ఓ పద్యం చెబుతాం, వాడు ఒకసారి చదువుతాడు. ఒకసారి చదివినప్పుడు అసలు పాఠం ఉంటుంది చూడండి, దాని గుర్తు వాడి మనసులో పడుతుంది. కానీ ఒకసారి చదివితే బాగా గుర్తుపడదు. అది వాడిని మనం చదువుకుని వచ్చి వెళ్ళించమని మాకు చెప్పమంటాం టీచర్. వాడు ఒకసారికి 10 సార్లు చదువుతాడు. 10 సార్లు ఆ వస్తువుని చదివితే దానికి సంబంధించిన ఆ సంస్కారం బాగా బలపడుతుంది లోపల. అందుకని ఆ పుస్తకం లేకుండాను ఆ పద్యం తాను చూడకుండానే మళ్ళీ చెబుతాడు. ఎట్లా చెప్పాడు వాడు? అది వరకు చూచి కానీ చదవలేడు మొట్టమొదట. అట్లా 10 సార్లు చదివిన తర్వాత అది చూడకుండానే చెప్పగలుగుతాడు. ఎదటది ఉండదు పలక్కా కానీ వాడు రాసుకున్న కాగితం కానీ, కానీ చెప్పగలుగుతాడు. ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఆ 10 సార్లు 20 సార్లు ఆ పాఠాన్ని మాటి మాటికి చదివితే దానికి సంబంధించినటువంటి సంస్కారం వాడి మనస్సులో దృఢంగా పడుతుంది. అది అక్కడ ఉండబట్టి దాని ద్వారా మళ్ళీ గుర్తు తెచ్చుకుని వస్తువు లేకుండానే మళ్ళీ ఆ పాఠం చెప్పేస్తా. ఇది పద్ధతి అసలు. అందుచేత మనకు స్వప్నంలో కనపడేవి, కలల్లో కనపడే వస్తువులు నీ శరీరంలో ఉన్నవాళ్ళేవా అని అడుగుతారు. తెలియని వాడు లేవంటారు. తెలిసిన వాడు నా శరీరంలో ఉన్నాయని చెబుతాం. ఎట్లా ఉంటుంది ఇంత పెద్ద గుర్రం నీ శరీరంలో అని అడిగితే బుద్ధిమంతుడు కాబట్టి వీడు గుర్రం ఉండదయ్యా, ఆ గుర్రానికి సంబంధించిన సంస్కారం ఉంటుంది. గుర్రం నేను పగల ఎప్పుడు వచ్చాను, అది బయట ప్రపంచంలో ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న సంస్కారం ఉంటుంది, అదే పెద్దదై నాకు నిద్రలో కనపడుతుంది కలత నిద్రలో అని చెబితే ఇక వాళ్ళ పప్పులు ఉడకం, అద్వైతుల పప్పులు ఉడకం. ఏ ప్రపంచం లేదు మిథ్యా ప్రపంచం అనేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు నోరు ముయ్యాల్సి వస్తుంది. ఏం సమాధానం చెప్పలేదు. వాస్తవంగా కళ అంటే అది వరకు చూచిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవటం. అయితే ఇది కలత నిద్రలో మనం తెచ్చుకుంటాం కనుక ఒక్కొక్కప్పుడు సరిగా జ్ఞాపకం రాదు, అవకతవకలుగా వస్తూ ఉంటాయి కళలు. జాగ్రత్త అవస్థలో మనం జ్ఞాపకం తెచ్చుకుంటే బాగానే వస్తాయి అవి. అసలు కళ అది. ఈ విషయం అద్వైతుల్లో పండితులకు తెలుసు, శంకరాచార్యుడికి కూడా తెలుసు. కానీ ఈ మామూలు ఈ మెట్ట వేదాంతులు ఉన్నారు చూడండి, వేదాంతం అంటే ఏమిటో తెలియని వాళ్ళు, వాళ్ళు చెప్పే మాటలు ఇవి. కళలో నీకు లేనటువంటి పెద్ద వస్తువు నీకు కనపడుతుందా లేదా అంటే కనపడుతుంది, నిజమేను లేదు అంటాం కూడాను, ఆ పాటకి ఏం చెప్పలేక ఊరుకుంటాం మనం. కానీ తెలిసిన వాళ్ళు అట్లా అన్నారు. కళలో చూచిన వస్తువు ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఉండదు, అది ఎక్కడో చోట ఉంటుంది. ఆ ఉన్నదాన్ని చూస్తాం, మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకుని కళలో చూస్తాం. అందుకనే శంకరాచార్యుడు ఈ స్వప్నాన్ని గురించి వ్రాస్తూ వేదాంత భాష్యంలో వేదాంత సూత్రాలని ఒక గ్రంథం ఉంది, దాన్ని బ్రహ్మసూత్రాలని, వేదాంత దర్శనమని, బాదరాయణ సూత్రములని, వ్యాసుడు రాసినటువంటి సూత్రాల గ్రంథం అది. దానికి వ్యాఖ్యానం రాస్తూ శంకరాచార్యుడు స్మృతిరేష స్వప్న దర్శనం అని స్పష్టంగా రాస్తారు. ఈ స్వప్న దర్శనం అంటే కళలో చూడటం అనేది ఉన్నదే, ఇది ఏమిటయ్యా అంటే స్మృతి ఏష, ఇది కేవలం స్మృతి అంటే జ్ఞాపకం తెచ్చుకోవడం, అంతేగాని లేని వస్తువును చూడటం కాదన్న. కాబట్టి ఈ ప్రపంచం కళలో లేని వస్తువు కనపడినట్లుగానే లేకుండా కనపడుతుంది అనే మాట ఇప్పుడు కుదరదు. అది ఇప్పుడు సైంటిస్టులు ఈ ప్రపంచానికి మూలభూత తత్వం ఉన్నదని కనిపెట్టారు. దాని ఎనర్జీ అంటారు, మనం శక్తిని మాయని ప్రకృతిని ఏదో పేరుతో చెబుతాం. దాని యొక్క వికారం, దాని యొక్క స్థూల రూపం ఇప్పుడు ఈ ప్రపంచం ఇది. అంచేత ప్రపంచానికి మూలభూతమైన తత్వం ఒకటి ఉంటుంది, ఆ మూలభూతమైన తత్వాన్ని ప్రపంచంగా మార్చే తత్వం ఈశ్వరుడు ఉంటాడు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఉండే పదార్థాలను తాను అనుభవిస్తూ అనేక విధములైనటువంటి కర్మలను చేస్తూ సుఖ దుఃఖాలు అనుభవించేటువంటి జీవులు అనే తత్వాలు కూడా ఉన్నాయి. ఈ మూడు మూల తత్వాలు ఈ ప్రపంచానికి మూలం. ఈ మూటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఇలా ప్రపంచం ఏర్పడడానికి వీలు లేదు. లేని వస్తువును భగవంతుడు సృష్టిస్తాడు, బ్రహ్మ సృష్టిస్తాడని చెప్పడం తప్పు. లేని వస్తువును సృష్టించడానికి ఎవరికీ శక్యం కాదు, దేవుడికి కూడా శక్యం కాదు. చాలామంది దేవుడు సర్వశక్తిమంతుడు కదా అంటారు. సర్వశక్తిమంతుడు అంటే అర్థం సర్వం అంటే ఈ ప్రపంచం. ఈ ప్రపంచాన్ని రచించడానికి కావలసిన శక్తి ఆయనలో ఉంది. ఈ ప్రపంచాన్ని రచించడానికి ఆయన ఎవరి సహకారం తీసుకోవలసిన పని లేదు. ఆయనకు ఈ ప్రపంచానికి మూలభూతమైనటువంటి ప్రకృతి తత్వం అనేది ఒకటి ఉన్నది చూడండి, అది ఉంటే చాలు, దాన్ని ప్రపంచంగా మారుస్తా, అది ఆయన సర్వశక్తిమత్వం అంటే అర్థం. అంతేగాని లేని దాన్ని పుట్టించడం సర్వశక్తిమత్వం కాదు. అంచేత ఎవరు భగవంతుణ్ణి అంగీకరిస్తూ లేని ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాడని, లేని జీవులను సృష్టించాడని అంటారో అది యుక్తికి విరుద్ధం. అసలు తత్వశాస్త్రముల యొక్క మూల సిద్ధాంతం ఒకటి ఉన్నది, అది దానికి కూడా విరుద్ధం. నేను రాత్రి చెప్పాను, కృష్ణుడు చెప్పింది, నా అసతో విద్యతే భావ, నా భావో విద్యతే సత, ఉభయోరపి దృష్టో అంతస్త్వనయో తత్వదర్శివి. ప్రాచీన తత్వజ్ఞానులు తత్వాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ఇది, లేనిది పుట్టదు, పుట్టింది లేకుండా పోదు. అందుకని లేని వస్తువును పుట్టించడానికి ఎవరికి శక్యం కాదు. అంచేత ప్రపంచంలో ఈ మూడు మూల తత్వాలు ఉన్నవి అనేది వేద సిద్ధాంతం. దానికి నేను మీకు ప్రమాణం ఒకటి చెప్తాను, మంత్రం మీరు చాలా మాటలు విని ఉండవచ్చు. ఇది ఋగ్వేదంలో మంత్రం, ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరన్య పిప్పలం స్వాదు అత్తి అనష్నన్నన్యో అభిచాక శీతి. ఇది ఒక వేద మంత్రం. వేదంలో భగవంతుడు ఈ మంత్రం ద్వారా ఈ ప్రపంచం యొక్క స్థితిగతులను వర్ణిస్తాడు. ఈ ప్రపంచానికి ఉన్నటువంటి మూలభూత తత్వములు ఏమిటో ఈ మంత్రంలో చెప్పబడ్డాయి. ఈ మంత్రంలో ఉన్నది ఏమిటి అంటే ద్వా సుపర్ణ, ద్వా అంటే రెండు, సుపర్ణ అంటే పర్ణం అంటే రెక్క, సు అంటే మంచి, సుపర్ణవు అంటే రెండు మంచి రెక్కలు కలిగినటువంటివి రెండు పక్షులు ఉన్నాయన్నాడు మంత్రం అంటుంది. ద్వా సుపర్ణ, ఆ రెండు పక్షులు ఎట్లా ఉంటాయి, సయుజ కలిసి ఉంటాయి, విడివిడిగా ఉండవు. సఖాయ, అవి ఒకదానికొకటి మిత్రంగా ఉంటాయి. మిత్రులు ఎట్లా కలిసి ఉంటారో అట్లా కలిసి ఉంటాయి అన్నమాట. అవి మిత్రుల్లో కొన్ని సమాన గుణాలు ఉంటాయి, అప్పుడే వాళ్ళు మిత్రులు అవుతారు. ఒక వ్యక్తిలో ఉన్న గుణాలు మరొక వ్యక్తిలో ఉండకపోతే, విరుద్ధ గుణాలు ఉంటే వాళ్ళిద్దరు మిత్రులు స్నేహితులు కాలేరు ఇప్పుడు. అందుకని మైత్రికి ఎవరిలో మైత్రి ఉంటుందో వారిలో కొన్ని సమాన గుణాలు ఉండాలి. అలాగే ఈ రెండు పక్షుల్లో కొన్ని సమాన గుణాలు ఉండి ఉంటాయి, అందుకని సఖాయ అన్నారు. అయితే ఎక్కడున్నావయ్యా ఈ పక్షులు? పక్షులు మామూలుగా చెట్టు మీద ఉంటాయి. అందుకని సమానం వృక్షం పరిషస్వ జాతే, వృక్షం అంటే చెట్టు. సమానం వృక్షం అంటే చాలా చెట్ల మీద ఉండలే, అది ఒక చెట్టు మీద ఇదొక చెట్టు మీద ఉంటే విడివిడిగా ఉంటాయి, అలా కాదు, ఒకే చెట్టు మీద ఉన్నాయి, రెండు కలిసి ఉంటాయి. సమానం వృక్షం పరిషస్వ జాతి, ఒక వృక్షాన్ని కౌగిలించుకుని రెండు ఉన్నాయి, విడిగా ఉండవన్నమాట. అయితే ఏం చూస్తున్నవి అని ప్రశ్న, ఎందుకున్నాయా చెట్టు మీద, అవి ఏం చూస్తున్నాయి అంటే తయోరణ్య ఆ రెంటిల్లో ఒకటి, పిప్పలం స్వాదు అత్తి, ఆ చెట్టు పండినటువంటి ఫలం ఉన్నది చూడండి, దాని యొక్క స్వాదు అంటే రుచిని చూస్తూ అత్తి తింటుంది అట. ఒక పక్షి, పక్షులు చెట్టు మీద పండే పండ్లను తింటూ ఉంటాయి కదా, మరి రెండు పక్షులు అయితే ఒకటే తింటుందని చెబుతున్నాడు, మరి రెండవ పక్షి అనష్నన్న, అది అశనం అంటే తినటం, అనష్నన్ అంటే తినదు, తినకుండా ఉండి అభిచాకశీతి, అభి అంటే అంతట వృక్షంలో, చాకశీతి అంటే ప్రకాశిస్తూ ఉంటుంది, అంటే ఆ వస్తువు అంతటా ఉండి రెండవ పక్షి చూస్తూ ఉంటుంది అట. ఇది వేదంలో ఉన్నటువంటి మంత్రం, మీరు అందరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా అడిగితే ఏమయ్యా మీరు అరిసమాజికులు, ఈ ప్రపంచానికి మూడు మూలతత్వాలు ఉన్నాయంటారే, ఏమిటి దానికి ప్రమాణం అంటే వేదం ప్రమాణం అని చెప్పాలి. అయితే వేదంలో ప్రమాణం అయితే ఏది ఒక మంత్రం చెప్పమని అడిగితే ఈ మంత్రం గుర్తుపెట్టుకుని మీరు చెప్పగలగాలి. అప్పుడు మీరు లోకంలో మీకు తెలిసింది ఇతరులకు చెప్పగలుగుతారు, ప్రచారం జరుగుతుంది. అట్లా చెయ్యాలి, లేకపోతే సమాజం దానిలో కాదు. దయానందుడు పెట్టింది సమాజాన్ని కేవలం తాను వేదముల నుండి కనిపెట్టినటువంటి ప్రాచీన ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతాలను మనకు తెలిసేట్టు చేసిపోయినాడు. ఆ విధంగా కొన్ని పుస్తకాలు రాశాడు. అవి చదువుకుని పెద్దవాళ్ళు చెప్పగా విని మనం వాటిని అవగాహన చేసుకుని బాగా ఆకలింపు చేసుకుని మనసులో వాటిని నిర్ణయించుకుని ఆ తర్వాత ఇతరులకు చెప్పగలగాలి. అప్పుడు సమాజ ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ప్రయోజనం లేదు. ఇక్కడ 30 సంవత్సరాల నుండి చాలామంది యువకులు ఈ సమాజాన్ని నడుపుతున్నారు. ఇప్పటికీ ఆ యువకులందరూ ఈ 30 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే నన్ను ఇక్కడికి పిలవలసిన అవసరమే లేదు. సత్యార్థ ప్రకాశం ఒక్కడి గట్టిగా చదువుకుని దాన్ని అర్థం చేసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆ యువకులందరూ ఎవరు పడితే వాళ్ళు చెప్పవచ్చు ఈ విషయాలు. అప్పుడు పరులను అపేక్షించి ఎక్కడి నుంచో పిలిచి నానా అవసరపడవలసిన అవసరం ఉండదు. కానీ ఆ ప్రయత్నం చేయటం లే. సామాజికులు తన వ్యాపారం ప్రధానంగా చూసుకుంటారు. బ్రతుకు తిరుగుకోవలసినటువంటి వ్యాపారం మనం చేయాలి కదా, బ్రతకాలి కదా, అదేం తప్పు కాదు. కానీ ఆరి సమాజికుడైనటువంటి వాడు, తాను ఆరి సమాజికుడు కదా, ఎందుకైనాడు తాను ఆరి సమాజికుడు? ఆరి సమాజం భగవాన్ దయానందుడు ఎందుకు ఏర్పరిచాడు? అది గుర్తుపెట్టుకుని మనం వేద సిద్ధాంతాలను ప్రచారం చేయటానికి కదా సమాజం ఏర్పరచుకున్నాం. దానికి నేనేం చేస్తున్నా? అందుకు నేనేమన్నా సిద్ధపడుతున్నానా లేదా అని రోజు 1 గంట 1.5 గంట టైం ఇచ్చి దయానందుడు ఇచ్చినటువంటి సత్యార్థ ప్రకాశం, ఋగ్వేదాది భాష్యభూమిక సంస్కార విధి, ఇంకా అనేక లఘు గ్రంథాలు, వేదభాష్యం, ఇవన్నీ ఇచ్చిపోయినాడు. అవి మీకు తెలియని సంస్కృత భాషలోనే లేవు, మీకు తెలిసే భాషల్లో ఉన్నాయి. చూడండి, సత్యార్థ ప్రకాశం తెలుగులో ఉంది, తెలుగు వచ్చిన వాళ్ళందరూ చదువుకోవచ్చు. లేక హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో చదువుకోవచ్చు, సంస్కృతం వచ్చిన వాళ్ళు సంస్కృతంలోనూ చదువుకోవచ్చు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో దొరుకుతుంది, ఉర్దూ వచ్చిన వాళ్ళకి ఉర్దూలో దొరుకుతుంది. భారతీయ భాషల్లో అన్ని భాషల్లోనూ దయానందుని పుస్తకం తెలిసిన వాళ్ళు ముద్రణ చేసి అందరికీ అందుబాటులో వచ్చేట్టు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మాకు భాష రాదు, మాకు సంస్కృతం రాదు, అందుకని మేము చదవలేదని చెప్పుకోవడం ఉన్నది. ఇది తను తాను మోసం చేసుకోవడం. 30 సంవత్సరాలుగా ఇక్కడ ఈ సమాజంలో ఉన్నవాళ్ళు ఉన్నారు తెలుసు. 30 సంవత్సరాల్లో వాళ్ళు ఏం పరిశ్రమ చేశారు? హరి సమాజకుడు అయినందుకు తాను చేయవలసినటువంటి కార్యాన్ని గుర్తుపెట్టుకుని దానికి తాను ఎంతవరకు సిద్ధపడ్డాడు అని ఆలోచించుకుంటే ఎవరు సిద్ధపడినట్లు లేరు. మా గుప్త ఉన్నాడు, ఏవో ఘంటసేపు లెక్చర్ చెబితే పోదు, నేనెందుకు ఇక్కడ? ఆయన ఒక సమాజం కాదు, ఇక్కడ ఒక సమాజం, కొత్తగూడెంలో సమాజం, హైదరాబాద్లో సమాజం, అన్ని సమాజాలు పెట్టాడు మా అనుభవంలో. కానీ తాను తయారు కాలేదు. కాకపోతే ఏదో సందేహాంధ్ర మంత్రాలు, అగ్నిహోత్ర మంత్రాలు చెప్పుకుని రెండు పాటలు పాడటం, దాంతో ప్రచారం కాదు కదా. ఇన్ని సంవత్సరాలు పరిశ్రమ చేసినటువంటి వ్యక్తికి ఇదేం కష్టమైన విషయం కాదు. అందుకని అట్లా ప్రయత్నం చెయ్యాలి. అలా చేయక ఏం చేస్తున్నారు? డబ్బులు సంపాదించడం. ఏదో నాకు డబ్బులు ఇస్తే గోపదేవస్థాయిని వాగుతాడే, మనకెందుకు ఈ పీడ అనుకుంటున్నారు. అట్లా అనుకుంటే ఈ సమాజం ఏం చేస్తుంది? రేపు గోపదేవ చేస్తాడు, అప్పుడు ఏం కావాలి గతి? ఇవాళ నేను చేస్తే తెలుగులో మాట్లాడేవాడు ఇంకొకళ్ళు లేడు. కాబట్టి ఎవడి మీద ఆధారపడటానికి కాదు మనం సమాజం పెట్టింది. సత్యార్థ ప్రకాశంలో ఉన్న మాటలు 30 సంవత్సరాలు వల్లిస్తే పుస్తకం అంతా ఇప్పటికీ వాళ్ళని వేసేయవచ్చు. కంటే పుస్తకం చూడకుండానే అందులో ఉన్న విషయాలని చెప్పవచ్చు. రోజంతా అక్కర్లేదు ఇక, మనం మనల్ని పోషించుకోవడానికి, మన భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి, వాళ్ళకి కావలసిన ఖర్చులు ఖర్చులు పెట్టుకోవడానికి 24 గంటల్లో 23 గంటలు పాటు పడండి వాటి వరకు. రోజు 1 గంట చాలు. కానీ ఆ దృష్టి ఇంకా మనకి ఏర్పడలే. ఇక్కడే కాదు, అన్ని చోట్ల సమాజంలో అంతే. దాదాపు 100 సంవత్సరాలు అనుకుంటున్నాను నేను హైదరాబాద్లో సమాజం ఏర్పడి ప్రచారాలు చేస్తూ వచ్చా. కానీ హైదరాబాదులో కానీ సికింద్రాబాదులో కానీ ఒక్క తెలుగువాడు లేచి నిలబడి కాసేపు మాట్లాడదాం, దయానందుడు చెప్పిన విషయాలు నేను చెబుతాను అని చెప్పగలిగిన మనుషులు నాకు వేళ్ల మీద లెక్క పెట్టడానికి తగినంత మంది కూడా లేరు. ఇది ఎంత దురదృష్టం చెప్పండి. దయానందుడు అందుకైనా మనకి ఇది పెట్టిపోయింది, అందుకైనా మనకి ఈ పుస్తకాలు ఆయన రాసిచ్చిపోయింది. మన ప్రయత్నం చాలా లోటు. కే జీవన నిర్వాహం కోసం సంపాదించుకోవడం, తేలడం, భార్య బిడ్డలను పోషించుకోవడం, అందులోనే మునిగి తేలడం, ఎప్పుడన్నా బుద్ధి పుడితే 1000 రూపాయలు ఖర్చు పెట్టి కాస్త జలసా చేసి ఎవరినో పిలిచిన వాళ్ళు వాగవయ్యాను తిండి పెడతాను లే ఊరికే వాగొద్దు అని జరుపుతున్నామే కానీ దయానందుని ఉద్దేశం, దయానందుని వేద సందేశం తెలిసిన వాళ్ళు ఇతరులకు అందచేయాలి అనే భావం మనసులో పెట్టుకుని పనిచేసే వ్యక్తులు నాకు కనపడలేదు. ఎంతసేపటికి ఉత్తర దేశం నుంచో ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో విమానాల మీదనో బండ్ల మీదనో ఇంకో దాని మీదనో ఇంపోర్ట్ చేసి పండితుల్ని వాళ్ళ చేత ఏదో నాలుగు మాటలు వాగించి వాళ్ళకి ఇంత తిండి పెట్టి వాళ్ళకి ఇంత దక్షిణ ఇచ్చి పంపించడమే సరిపోతుంది. ఇట్లా ఎంతకాలం? అక్కడి నుంచి పండితుడు రాకపోతే జలసే లేదు, అక్కడి నుంచి పండితుడు రాకపోతే ప్రచారమే లేదు. ఎంత ఘోరం చెప్పండి. వాళ్ళు మనలాంటి మనుషులేగా, వాళ్ళు నేర్చుకుని చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పుకోలేము అనే భావం ఎవరికి కలగటాలి. అందుకని దయానందుడు మనకు తెలిసినటువంటి భాషల్లో ఆయన రాసిన పుస్తకాలు లభిస్తున్నాయి. రోజు స్వాధ్యాయం చేయాలి ప్రతి మనిషి. కొంచెం ఏ భాషలో తాను చేయగలుగుతాడో ఆ భాషలో చదువుకుని విషయాలు ఆకలింపు చేసుకుని అట్లా తను తాను లెక్చర్లు చెప్పకపోయినా సరే తోటి వాళ్ళకి చెబుతున్నా చాలు, అదే చాలా ప్రచారం అవుతుంది. ఈ లెక్చర్లు ఏదో బలవంతంగా పిలిచి మీరు రండి మీరు రండి అన్ని ఏర్పాట్లు చేసి అలంకారాలు చేసి చేస్తే ఏదో వచ్చినప్పుడు కసే కూర్చుంటారు వింటారా పోతా. కానీ ఎవడికి వాడు తన మిత్రులతో తన బంధువులతో తనతో సంబంధం కలిగినటువంటి వ్యక్తులతో తనకు తెలిసిన విషయాన్ని అవకాశం కలిగినప్పుడల్లా నెమ్మదిగా చెబుతూ వార్తాలాపంలో ఈ సిద్ధాంతాలను ప్రచారం చేయటం మొదలు పెడితే దేశంలో చాలా ప్రచారం జరిగేది. కానీ అట్లా జరగటం లే. చాలామంది దృష్టిలో ఉత్తర దేశ పండితులను పిలిస్తేనే ప్రచారం జరుగుతుంది, వాళ్ళకే తెలుసు ఇంకెవాళ్ళకి తెలియదు అనేటువంటి భావం కూడా ఉంది మన దేశంలో, మన ఈ తెలుగు వారిలో. ఎవరు పెడితే వాళ్ళు చేయవచ్చు, నేను తెలుగు వాడినే కదా, చదువుకుంటే రాలే నాకు, అట్లాగే అందరికీ వస్తుంది. నేనే పెద్దగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా చదవలే, నేను చదివిందంతా లెక్క వేసుకుంటే 4-5 సంవత్సరాల కంటే లేదు. అందుకని ఇది అసాధ్యమైన విషయం కాదు. ఒక వ్యక్తికి సాధ్యమైంది, మరి ఇంకొక వ్యక్తి వాడు మనుషుడు వీడు మనుషుడు ఎందుకు సాధ్యం కాదు? ఒకటి 10 రోజుల్లో సాధ్యమైతే ఇంకోటి 20 రోజుల్లో సాధ్యం అవుతుంది. ఆ విధంగా దయానందుడు చెప్పినటువంటి సిద్ధాంతాలను మనం తెలుసుకోవాలి, ఇతరులకు చెప్పడానికి ఆరంభించాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. 10 సార్లు మాట్లాడితే వాళ్ళు అందరిలాగా లెక్చర్లు చెప్పగలుగుతారు. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు, అసాధ్యం కాదు, ఇదే బ్రహ్మ విద్య కాదు. అందుకని ఈ విధంగా ఈ వేదమంత్రం దయానందుడు సత్యార్థ ప్రకాశం రాశాడు, వాటికి అర్థాలు రాశాడు. అందులో ఉన్న తెలుగు వల్లించుకుని ఆ మాటలు చెప్పినా చాలు మనం. ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతి తయోరణ్య పిప్పలం స్వాదు అత్తి అనశ్నన్నన్యో అభిచాక శీతి. ఇక్కడ చూడండి, ఆలంకారికంగా ఈ ప్రపంచంలో ఉన్న 3 మూలతత్వాల గురించి ఈ మంత్రం మనకు బోధిస్తుంది. ఒక చెట్టు ఉన్నది, చెట్టు మీద 2 పక్షులున్నాయి, చుట్టూ 2 పక్షులు కలిసి 3 అయినాయి కదా. ఈ 3 ప్రపంచానికి మూలం అన్నమాట. చెట్టు అంటే నేను ఇందాక నుంచి చెబుతూ వచ్చాను చూడండి, ఈ జడ పదార్థం, జడ ప్రపంచానికి సంబంధించినటువంటి మూలతత్వం ప్రకృతి. లేదు ఈ ప్రపంచం అంతా కూడా చెట్టు అనుకోండి, ఈ జడ ప్రపంచం అంతా జ్ఞానం లేని వస్తువులు, పంచభూతాలతో ఏర్పడినటువంటి వస్తువులు, పంచభూతాలును ఇవన్నీ ఒక చెట్టు అనుకోండి. ఆ చెట్టులో 2 పక్షులు ఉన్నాయి, ఒకటి జీవుడు అనే పక్షి, ఇంకొకటి ఏమో దేవుడు అనే పక్షి. దేవుడు జీవుడు ఎప్పుడు కలిసి ఉంటారు, 2 పక్షులు కలిసి ఉంటాయి. ఎందుకు అంటే ఈ దేవుడు అనే వ్యక్తి ఉన్నాడే అంతటా ఉంటాడు, ఆయన ఒక చోట ఉంటే ఒక చోట లేనివాడు కాదు. ఈ విషయం మీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను. అందుకని జీవుడు అతన్ని వదిలిపెట్టి దూరంగా ఉండడానికి వీల్లేదు, ఎక్కడున్నా అతనిలోనే ఉండాలి. అందుకని కలిసే ఉంటాయి జీవుడు దేవుడు. జీవుడు ఒక్కడు కాదు, అనేకులు ఉన్నాం మనం. అన్ని ప్రాణులలో ఉండేటువంటి జీవుడు అనేకులు అన్నమాట, ఒక్కళ్ళు కాదు. ఇట్లా ఈ జీవుడు ఈ శరీరంలో ఉండి అనేక విధములైన కర్మలు చేస్తాడు, మంచి పని చెడ్డ పని, వాటికి వచ్చే ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది ఒక పక్షి చేసే పని. 2వ పక్షి, వీడు చేసే పనికి వచ్చేటువంటి ఫలాన్ని వీడు అనుభవిస్తాడా అనుభవించడా అని చూస్తూ ఉంటుంది. ఒకవేళ అనుభవించను అని అంటే బలవంతంగా వాడి చేత అనుభవింపజేస్తుంది. ఈ దేవుడు అనే పక్షి చేసే పని అది. ఈ విధంగా దేవుడు, జీవులు, ఆ తర్వాత ఈ ప్రపంచానికి మూలతత్వం అయినటువంటి ఒక ప్రకృతి శక్తి, లేకపోతే జడతత్వం, ఈ 3 మూలతత్వాలు వేదంలో ఉన్నవని మనకు స్పష్టంగా చెబుతుంది. అందుకని కేవలం బ్రహ్మ తప్ప మరొకటి లేదనే వాదం తప్పు, వేదానికి విరుద్ధం. కేవలం ప్రపంచం, జడ ప్రపంచం, నేచర్ మ్యాటర్ తప్ప మరొకటి లేదనే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ. చాలామంది భౌతికవాదులని మన భాషలో అంటాం, మెటీరియలిస్ట్స్ అంటాం ఇంగ్లీష్లో వాళ్ళని. అంటే వాళ్ళు మ్యాటర్ తప్ప ఇంకేం లేదంటారు. మ్యాటర్ అంటే ఈ ప్రపంచం జడ పదార్థం అన్నమాట, అది తప్ప ఇంకేం లేదంటారు. వాళ్ళని మీరు అడిగితే ఈ జీవుడు ఏమిటయ్యా అంటే ఏం లేదు, ఇవన్నీ కలిస్తే పుట్టిందిలే అంటారు. వాటిలో వీటిల్లోనూ జ్ఞానం లేదు కదా, ఎక్కడి నుంచి వస్తుందయ్యా? జ్ఞానం లేని పదార్థాలను కలిపితే జ్ఞానం వస్తుందా? ఈ పంచభూతాలే కదా నీవు అనుకునేటువంటి మ్యాటరు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం కూడా ఉందో లేదో ఈ నాలుగు మాత్రం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నాలుగింటిని కలిపితే, ఈ నాలుగింటిలో లేని జ్ఞానం ఈ కలిపితే వస్తుంది ఎక్కడన్నా? రావడానికి వీలు లేదు. ఇందులో ఎక్కడన్నా ఉంటే వస్తుంది. భూమిలో జ్ఞానం లేదు, అగ్నిలో జ్ఞానం లేదు, జలంలో లేదు, వాయువులో లేదు, వాటిని కలిపితే మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు గింజలు ఉంటాయి చూడండి, ఒక్క గింజలో మనకు నూనె ఉన్నట్టు తెలియదు, ఎందుకంటే చాలా చిన్నది, చాలా స్వల్ప పరిమాణంలో ఉంటుంది అది, కానీ ఉంది కొంచెం అయినా అందులో. అందుకని కొంచెడు నువ్వులు తీసుకువెళ్ళి గానుగు వేస్తే ఒక కిలో రెండు కిలోలో ఎంతో నూనె దానిలో నుంచి వస్తుంది. నూనె లేనటువంటివి ఈ ఇసుక కణాలు ఉంటాయి చూడండి, రేత, అందులో నూనె ఉండదు కదా. నువ్వుల్లో నూనె ఉంటుంది, ఒక దానిలో కూడా ఉంటుంది, అనేకంలోనూ ఉంటుంది. ఆ నూనె కొంచెమైనా లేనటువంటి ఆ రేత ఒక బస్తా తీసుకొస్తాం, లేదు బండెడు తీసుకొస్తాం, గానుగు వేస్తాం, ఒక్క తులమన్నా నూనె వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? లేదుగా. అట్లాగే భూమి, జలము, అగ్ని, వాయువు వీటిల్లో జ్ఞానం లేదు, మనకందరికీ తెలుసు. జ్ఞానం ఉంటే మన మాటలు వింటాయి. మనకు దప్పికవుతున్నది, గ్లాసు నీళ్లు తీసుకుని త్రాగబోతుంటే దానికి జ్ఞానం ఉంటే మన నోట్లోకి పోతుంది అది, నేను ప్రాణపోమంటాను, ఏం చేస్తావు అప్పుడు? ఇవి జ్ఞానం లేవు గనక మనం నోట్లో పోసినా ఊరుకుంటాయి, తల మీద పోసుకున్నా ఊరుకుంటాయి, మట్టి తోమినా ఊరుకుంటాయి, ఏం చేసినా ఊరుకుంటాయి. ఇవి జ్ఞానం కలిగిన వస్తువులు కావు. ఇవి మట్టి జ్ఞానం ఉంటే మనం దొన్నితే ఊరుకుంటుందా? దాన్ని నాగలు పెట్టి పగలగొడుతూ ఉంటే జ్ఞానం ఉంటే పగలగొట్టనిస్తుంది. అట్లాగే అగ్నిలో జ్ఞానం ఉంటే మనం వెలిగితేనే, వెలిగిస్తేనే వెలుగుతుంది ఈ కరెంటు. అయ్యి నేను వెలగనిపోమంటే ఏం చేస్తా? ఇప్పుడు జ్ఞానం ఉన్న పిల్లవాడు చూడండి, తండ్రి చెప్పిన మాట నేను వినపోయా అంటాడు. అదేమిట్రా, నేను పెద్దవాడిని నేను చెబుతుంటే ఎందుకు వినవరా? నా కుమారుడు కదా అంటే నిన్ను నేను కనమన్నాను అంటాడు కూడా వాడు. అప్పుడు ఏం చెబుతా? నోరు మూసు కూర్చో. బడి పిల్లలు పంతుల మాట వినరు, ఎందుకని? వాళ్ళకి జ్ఞానం ఉన్నది. మిస్త్రీ చేతిలో ఈ ఇటుకలు చూడండి, ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి, ఎట్లా పెడితే అట్లా ఉంటాయి. అయ్యా నన్ను ఇట్లా పెడుతున్నావు, ఇట్లా పెట్టరాదని అనంతు లేదు, నేను నువ్వు అట్లా పెడితే ఉండను, నేను కింద పడదు. ఎందుకు? జ్ఞానం లేదు. జ్ఞానం లేని వస్తువు జ్ఞానం కలిగిన వారికి లోబడి ఉంటాయి, అది పద్ధతి అది. అందుకని ఈ భూమి, జలము, అగ్ని, వాయువు వీటిలో ఎక్కడా లేని జ్ఞానం వీటిని కలిపితే వస్తుంది అంటే ఎందుకు నమ్మాలి మనం? అది అర్థం. అట్లా రాదు కూడా, లేని వస్తువు పుట్టదనేది ఇప్పుడు మనం సిద్ధాంతం తెలుసుకున్నాం, సైంటిస్ట్ కూడా ఒప్పుకుంటారు. కాబట్టి ఈ జ్ఞానం కలిగిన తత్వం ఏమిటి, ఈ కోరికలు కలిగిన తత్వం ఏమిటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నీవు కేవలం మ్యాటర్ తప్ప ఇంకోటి అంగీకరించవే, భూజల అగ్ని వాయువులు తప్ప మరొక వస్తువే లేదంటావే. ఈ జ్ఞానము, ఇచ్చాద్వేష ప్రయత్న సుఖ దుఃఖాదులు కలిగినటువంటి ఈ తత్వం ఎక్కడిది? నీ ఈ శరీరంలో ఉండి పనిచేస్తున్నదే ఇది ఏమిటి అని అడిగితే మేము అంగీకరించపో అంటారు, అంతే వాళ్ళకి తెలిసింది. అట్లా కేవలం మెటీరియలిస్టులకు ఈ ప్రపంచాన్ని, ప్రపంచ ప్రాబ్లంను, ప్రపంచ సమస్యను పరిష్కరించడం వాళ్ళకి చేతగా, కేవల బ్రహ్మవాదులకు పనికిరాదు. అట్లా కేవలం దేవుడున్న వాళ్ళు కూడా చెప్పలేరు. అందుకొరకు ఈ ప్రపంచం ఇప్పుడున్న రీతిలో ఉండాలి అంటే దేవుడు ఉండాలి, జీవులు ఉండాలి, ప్రకృతి ప్రపంచం ఉండాలి, అప్పుడే ఇది ఉంటుంది. ఇది మనకు వేదం చెబుతుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఈ ప్రపంచం ఇట్లా ఉండడానికి వీలు లేదు. ఆలోచించి చూడండి మీరు. ఈ విషయం ఒక వేదమే కాదు, వేదాలు చదువుకున్నటువంటి ఋషులు మనకు ప్రమాణంగా చెబుతారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది, అది ఒక ఋషి రాశాడు. దానిలో ఒక శ్లోకం ఉంది, ఈ మంత్రం ఉన్నట్లుగానే, అజాం ఏకాం లోహిత శుక్లకృష్ణాం బహ్వీ ప్రజా సృజమానాం సమానాః అజోహ్యేకో జుషమాణో అనుషీతే అజోహ్యన్యో భుక్తభోగాం జహాతి. ఇది ఒక మంత్రం, ఎన్నిసార్లు చెప్పుంటా, హరిసమాజికులకు గుర్తుండి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తుంటేనన్నా నిజమే నేను ఇదివరకు కూడా చెప్పాడని అనుకోవాలి. ఈ ఉపనిషత్కారుడు అంటాడు, మూడు మేకలు ఉన్నాయన్నాడు. అక్కడ చుట్టూ రెండు పక్షులని చెబితే వేదం, ఈయన ఈ ప్రపంచాన్ని మేకలతో పోల్చి మనకు చెప్పడం మొదలు పెట్టాడు. అట్లా చెబితే మనకు అర్థమవుతుంది, మనం తెలివితక్కువం కదా, ఋషులకు తెలుసు, అందుకని పోలికలతో చెబితే అర్థమవుతుంది. అందుకొరకు ఈయన మూడు మేకలను పెట్టాడు మనకి ఈ విషయం ప్రపంచాన్ని తెలపటానికి. అందులో ఒక ఆడమేక ఉన్నదిట, అజాము ఏకాం. అజా అని దీర్ఘం పెడితే అది ఆడమేక అని అర్థం. ఇక దీర్ఘం పెట్టకుండా అజహ అజహ అని అట్లా అంటే అది మగమేకలకు పేరు. ఆ విధంగా అజాము ఏకాం లోహిత శుక్ల కృష్ణాం. ఏకాం అజాం, ఒక్క అజా అంటే ఒక ఆడమేక ఉంది. అది ఏం చేస్తుంది? బహ్వీహి ప్రజా సృజమానా, చాలా ప్రజ అంటే సంతానం, చాలా సంతానం కంటుంది. ఒక్కొక్క మేక నలుగురు ఐదుగురు ఆడ మేకలను కంటుంది, మేక పిల్లల్ని. అందుకని బహుసంతానం కంటుంది. ఆ సంతానం కూడా ఎట్లా ఉంటుంది? తనకు సమాన రూపంలో ఉంటుంది. బహ్వీ ప్రజా సృజమానం సమానాహ. తానెట్లా ఉంటుందో అట్లాగే ఆ పిల్లలు కూడా ఉంటాయి. తాను ఎట్లా ఉంటుంది అయ్యా అంటే ఆ మేకను వర్ణిస్తూ అజాం లోహిత శుక్ల కృష్ణ. మూడు రంగులు ఉన్నాయి దానికి. లోహితం అంటే ఎరుపు, శుక్లం అంటే తెలుపు, కృష్ణం అంటే నలుపు. మూడు రంగుల మేక అది. ఆ మూడు రంగుల మేక తన వంటి మూడు రంగులు కలిగినటువంటి చిన్న చిన్న మేకల్ని పిల్లల్ని కంటుంది. ఆ తర్వాత అది కనడానికి ఇంకొక మగమేక ఇంకొక మగమేక, రెండు మగమేకలు ఉన్నాయట. ఆ రెండు మగమేకలలో అజోహి ఏక, అజహ అంటే మగమేక, ఏక ఒక మగమేక. జుషమాణో అనుషేతి, ఈ ఆడమేకను అంటిపెట్టుకుని ఉంటుందట. ఏం చేయదు, దానిలో అంతటా నిండి ఉండి దాన్ని అంటిపెట్టుకుని ఉంటుందట. మరి రెండవ ఆడమేక మగమేక ఏం చేస్తుంది? అజోహి అన్యహ, ఈ రెండవ మగమేక ఉన్నదే భుక్తభోగాం జహాతి. ఆ ఆడమేకను అనుభవించి, ఆ బాగా అనుభవించి అనుభవించి విసుగుపుట్టి ఏది నింపదగ నాకెందుకు లేని ఒకనాడు వదిలిపెట్టేస్తుంది. ఆడమేక మొహం చూడకుండా తను దూరంగా ఉండిపోతుంది. ఇక్కడ చూడండి, మూడు మగమేకలతో ఈ ప్రపంచాన్ని మనకు ఆ ఋషి చెప్పడానికి ప్రయత్నం చేశాడు, వేదంలో చెప్పినటువంటి మంత్రార్థాన్ని. ఈ ఆడమేక ఏమిటంటే ప్రకృతి. ఈ ప్రపంచంలో జడ పదార్థం చూడండి, అది మూడు రంగులు కలిగి ఉంటుందంటే ఈ ప్రపంచంలో మూడు గుణాలు ఉన్నాయి ఈ జడ పదార్థంలో, సత్వం రజస్సు తమస్సు అని. సత్వరజస్తమో గుణాత్మిక ప్రకృతి, శాస్త్రకారులు చెప్పారు. ఈ ప్రకృతి ఎనర్జీ అని, ఇప్పుడు శక్తిని మాయా అని దేన్ని అంటున్నామో అది సత్వరజస్తమో గుణములు కలిగి ఉంటుందిట. స్వభావం అన్న మూడు రకాల స్వభావాలు. ఇక్కడ ఈ గుణం అనే మాటకు అర్థం స్వభావం అని. ఏమిటా స్వభావాలు? ఈ ప్రకృతిలో ఉండే స్వభావాలు మూడు రకాలు అంటే, ఒక స్వభావం ఏమో ఇదిగో ఇట్లా వెలుగుతూ ఉంటుంది. ఈ ప్రకాశం ఉన్నది చూడండి, ఇది ప్రకృతి గుణం. అగ్నిలో ఉండే ప్రకాశం, సూర్యునిలో ఉండే ప్రకాశం, ఈ విద్యుత్తులో ఉండే ప్రకాశం, ఇదంతా కూడా ప్రకృతిలో ఉండే గుణమే, స్వభావం. ప్రకృతిలో కొంత భాగం ఇట్లా ప్రకాశిస్తూ ఉంటుంది. రెండవది ప్రకృతిలో ఇంకొక భాగం ఏమిటి అంటే రజోగుణం అంటారు దాన్ని. దీన్ని సత్వగుణం అంటారు. సత్వం ప్రకాశకం. సత్వం అంటే ప్రకాశింపజేసేది, లోకాలని ప్రకాశించేదాన్ని సత్వగుణం అన్నారు, సత్వస్వభావం. రెండవది రజో రాగాత్మకం విద్ధి. ఈ రజోగుణం ఉన్న చూడండి, ఇది రాగంతో కూడుకుని ఉంటుంది, క్రియా సమన్వితమై ఉంటుంది, అది ఎప్పుడు చలనం కలిగి ఉంటుంది అన్నమాట. రాగం అంటే కోరిక. ఈ మన ప్రపంచంలో ఉండేటువంటి పదార్థాల్లో ఉండేటువంటి చలనం ఉన్న చూడండి, గతి గమనం, ఇదంతా రెండవ స్వభావం దాన్ని. మూడవది ఏమిటి అంటే దాన్ని రజోగుణం అంటారు. ఆ తర్వాత మూడవ గుణం కృష్ణం అంటే నల్లని గుణం, అది దాన్ని తమో గుణం అంటారు. ఈ తమో గుణం ఏమిటి అంటే అది కదలనివ్వదు. దీనిలో తమో గుణం ఎక్కువ ఉంటుందో ఆ వస్తువు కదలదు. అట్లా కదలనితనము మనం చూస్తాం ఈ ప్రపంచంలో, కదిలేటువంటి పదార్థాలని చూస్తాం, ఆ తర్వాత ప్రకాశించే వస్తువుల్ని చూస్తాం. ఇవన్నీ జడ పదార్థాలే, ఇవి ప్రకృతి వికారాలన్నమాట. అట్లా మూడు రంగులు కలిగినటువంటి మేక ఉన్నది అంటే ఈ మూడు స్వభావములు కలిగినటువంటి ప్రకృతి జల పదార్థం ఒకటి ఉన్నది అని అర్థం. దానిని అంటిపెట్టుకుని ఉంటాడు ఒక మగ మేక. అంటే ఈ ప్రపంచంలో అంతటా వ్యాపించి భగవంతుడు ఉంటాడు, ఏం చేయడం, అంతటా వ్యాపించి ఉంటాడు, ప్రతి పరమాణువుతోనూ అతనికి సంబంధం ఉంటుంది. ఇక రెండవ మేక ఏం చేస్తుంది, జీవుడు వాడు ఈ ఆడమేకను అనుభవిస్తాడు, అంటే ఈ ప్రకృతిలో ఉండే పదార్థాలను అనుభవిస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అట్లా అనుభవిస్తూ అనుభవిస్తూ ఒకనాడు విసుగు చెందుతాడు. ఎన్నాళ్ళు పుట్టడం, ఎన్నాళ్ళు పెరగటం, ఎన్నాళ్ళు చావటం, ఎన్నిసార్లు ఇట్లా పుట్టాలి, ఎన్నిసార్లు పెరగాలి, ఎన్నిసార్లు తినదే మళ్ళీ తినాలి, ఒకే పని చాలా మాటలు చేయవలసి వస్తే మనకు కూడా విసుగు పుడుతుంది కదా. అట్లా విసుగు చెందుతాడు, అంటే ఈ ప్రపంచ పదార్థాలను అనుభవిస్తూ అనుభవిస్తూ ఒకప్పుడు విసుగుండి విరక్తుడవుతాడు. విరక్తుడై ఈ ప్రపంచంతో తనకు సంబంధం లేకుండా చూసుకుని వీడిపోతాడు. అంటే మోక్షాన్ని పొంది పరమేశ్వరులో ఉండి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆనందాన్ని అనుభవిస్తాడు, వాడు జీవుడు అన్నమాట. ఈ విధంగా ఉపనిషత్కారులు ఈ ప్రపంచానికి మూడు మూలతత్వాలు ఉంటేనే ఇట్లా ప్రపంచం నడుస్తుంది, లేకపోతే నడవాలి. వేదం చెబుతున్నది వేదాలు చదువుకున్నటువంటి ఉపనిషత్కారులు చెప్పారు. తర్వాత నన్ను ఇక్కడ గీత చెప్పమన్నాడు గుప్తాజీ. ఆయన అనుశాసనాన్ని అనుసరించి వేదంలో ఉన్న విషయాలు గీతలో కూడా కొన్ని ఉన్నాయి. అంటాడంటే ద్వావిమౌ పురుషౌ లోకే, ఆ వేద మంత్రాన్ని అనుసరిస్తూనే ఈ మాటలు కూడా ఉన్నాయి. ద్వౌ ఇమౌ పురుషౌ, ద్వౌ పురుషౌ, పురుషులు ఉన్నారన్నాడు. ఎక్కడ, లోకంలో. లోకం అంటే మనం చూచేదాన్ని లోకం అంటారు. లోకృదర్శనే అనే ధాతువుతో లోక శబ్దం ఏర్పడుతుంది. దేనిని మనం చూస్తున్నామో దానికి అంతటికీ లోకం అని పేరు. ఈ లోకాన్ని చూస్తుంది కనుకనే దీనికి లోచనం అని పేరు. ఈ లోకృదర్శనం అనే పదంతో లోకం ఏర్పడ్డది, లోచనం అనే పదం కూడా ఏర్పడ్డది. ఈ కంటితో మనం ఈ ప్రపంచాలంతా చూస్తున్నాం కదా, కాబట్టి దీనికి లోకం అని పేరు. ఈ లోకం ద్వావిమో పురుషం లోకే, ఈ లోకంలో అంటే ఈ ప్రపంచంలో రెండు రకాల పదార్థాలు, రెండు పురుషులు ఉన్నాయి అన్నాడు. ఆ పురుష శబ్దం ఇక్కడ పదార్థవాచకం. రెండు రకాల పదార్థాలు ఉన్నాయి అన్నాడు. ఇది మనకు కనపడుతున్నవి కూడా. ఏమిటా ఆ రెండు అంటే, క్షరశ్చ అక్షర ఏవచ. ఒక రక పదార్థానికేమో క్షరం అని పేరు పెట్టాడు కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. రెండవ దాని పేరు ఏమిటా అంటే అక్షరం అన్నాడు. ఏమిటి క్షరం, ఏమిటి అక్షరం? ఈ క్షరం అంటే ఏమిటో నేను మీకు ఇదివరకు చెప్పాను. ఏ వస్తువు నశిస్తూ ఉంటుందో, మార్పులు చెందుతూ ఉంటుందో దానికి క్షరం అని పేరు. క్షర సర్వాణి భూతాని, ఈ పంచభూతములు ఉన్నాయి చూడండి, భూమి, జలము, అగ్ని, వాయువు, వీటితో ఏర్పడిన పదార్థాలు, ఇవన్నీ భూతములు అంటాం. భూతములు అంటే తయారు చేయబడిన వస్తువు అని. సర్వాణి భూతాని, ఈ ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి పదార్థాలు ఉన్నవి ఇవన్నీ క్షరం, నాశనం అన్నాడు. ఇవన్నీ నాశనం చెందుతూ ఉంటాయి. నాశనం చెందుతూ ఉంటాం అంటే లేకుండా పోవటం కాదు, మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు, మార్పులు చెందుతూ ఉంటాయి. ఇవాళ ఉన్నట్లు రేపు ఉండవు, రేపు ఉన్నట్లు ఇల్లు ఉండి ఉండవు. ఒక మనం ఒక ఇల్లు కడితే కొత్తగా తాజాగా కనపడుతూ ఉంటుంది, 10 సంవత్సరాలు పోతే మాసిపోతుంది. దానిలో అక్కడక్కడ ఏదో కొంచెం రిపేర్ కావాల్సి వస్తుంది. అది వదిలిపెడితే కొన్నాళ్ళకి అది పడిపోతుంది, లేకుండా పోతుంది. అది పడిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు మళ్ళీ రిపేర్ చేసి మనం దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాం. అట్లా మార్పులు చెందకుండా ప్రపంచంలో ఏ వస్తువు లేదు. అసలు మన శరీరం తీసుకోండి, చిన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ముందు ఎట్లా ఉంటుంది, క్రమంగా పెరిగి మార్పులు చెందుతూ ఉంటుంది. అట్లా చెట్టు పుడుతుంది, మొక్క ఎంత పెద్దదవుతుంది, ఒకప్పుడు విరిగి పడిపోతూ ఉంటుంది. ఎట్లా లోకంలో ఏ వస్తువైనా చూడండి, మార్పులు చెందకుండా ఉండటానికి ప్రపంచంలో వస్తువు ఒక అవకాశం లేదు. ఇట్లా ఈ ప్రపంచంలో ఉన్న సర్వభూతములు, సమస్త పదార్థములు కూడా మార్పులు చెందుతూ ఉంటాయి. అందుకని వాటిని క్షరం, క్షర సర్వాణి భూతాని, ఇవి నశించే పదార్థాలు అన్నాడు. మార్పులు చెందుతూ ఉంటాయి కానీ లేకుండా పోవు, అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీరు. ఆ తర్వాత మీరు అక్షరం ఏమిటి, క్షరం కానిదాన్ని అక్షరం అంటారు. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది. నశించడానికి విరుద్ధంగా అంటే మార్పులు చెందకుండా ఉండేది, నశించేదేమో మార్పులు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరం మార్పులు చెందుతూ ఉంటుంది, కాబట్టి ఈ శరీరం క్షరం, నశిస్తుంది. ఈ శరీరంలో నశించకుండా ఎప్పుడూ ఒకటిగా ఉండే ఒక తత్వం ఉన్నది, దాన్నే మనం జీవుడు అంటాం, దాన్ని కూటస్థుడు అని ఇతను చెబుతున్నాడు. కూటస్థో అక్షర ఉచ్యతే. కూటం అంటే అనేకం కలిసి ఏర్పడిన వస్తువు. ఈ శరీరం అనేక పదార్థాలు కలిసి ఏర్పడదు, భూమి జలం అగ్ని వాయువు వీటితో కలిసి ఈ శరీరం ఏర్పడదు, దీనికి కూటం అని పేరు. ఈ కూటంలో, ఈ కూటం కాకుండా వేరే వస్తువు ఇందులో ఉండి దీన్ని నడుపుతూ ఉంటుంది, దాన్ని మనం జీవుడు అంటాం, వాడికి కూటస్థుడు అని పేరు. కూటంలో ఉంటాడు అంటే అనేకం కలిసి ఏర్పడినటువంటి ఈ శరీరం అనేది అట్లా ఉంటాడు కాబట్టి కూటే తిష్టతి ఇది కూటస్థ. కూటంలో ఉండేవాడిని కూటస్థుడు అంటారు, గృహంలో ఉండేవాడిని గృహస్థుడు అంటారు, అరణ్యంలో ఉండేవాడిని అరణ్యస్థుడు అంటాం, వనంలో ఉండేవాడిని వనస్థుడు అంటాం. ఈ స్థ అనేది ఉనికిని తెలుగుతుంది. కూటస్థుడు అంటే కూటంలో ఉండేవాడు, కూటం అంటే శరీరం, ఈ శరీరంలో ఉంటాడు ఎవడు, జీవుడు. వీడు మాత్రం అక్షరుడు, వీడికి నాశం లేదు, వీడిలో మార్పు ఏమీ రాదు. వీళ్ళు మార్పు రాకపోవడం ఏమిటయా, చిన్న శరీరం చిన్నది పెద్దది అవుతుంటే వాడు కూడా పెద్దవాడు అవుతాడు కదా, వాడు చిన్నవాడు అవుతాడు కదా, ముసలివాడు అవుతాడు కదా అనుకుంటారే. ఆహా, వాడికి చిన్న పెద్ద ముసలితనం అంటూ ఏం లేదు, వాడు ఎప్పుడు ఒకటిగానే ఉంటాడు. అట్లా వాడు శరీరంతో పాటు వాడికి చిన్నతనం పెద్దతనం ముసలితనం వస్తే శరీరంతో చిన్నట్టు వాడు వస్తాడు, కానీ అది కదిలేది కాదు, మార్పులు చెందేది కాదు. ఆ విధంగా కూటస్థుడు జీవుడికి మార్పులు ఉండవు. చూడండి, చిన్ననాడు ఇప్పుడు మనం ఈ బడిలో చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొందరిలో ఎవరన్నా కొంచెం బుద్ధిమంతులు ఉంటే నా మాటలు వింటూ ఉంటారు. నేను 10 సంవత్సరాలు పోయిన తర్వాత, ఇప్పుడు 10 ఏళ్ల పిల్లవాడు 20 ఏళ్ల వాడు అవుతాడు, 10 సంవత్సరాలు పోయిన తర్వాత వస్తే వాడు తోటి పిల్లలతో చెబుతాడు, రే చూడు గౌదేవ్ గారు వచ్చాడు రా, 10 సంవత్సరాల కింద మనం ఇక్కడ ఆయన లెక్చర్ విన్నాం, ఇవాళ మనం వినబోతున్నాం అంటాడు. కానీ 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు రావడం ఉన్న శరీరం లేదు వాడికి, శరీరం పోయింది, కొత్త శరీరం వచ్చింది. అట్లాగే ఈ శరీరంతో పాటు వాడు కూడా మారిపోతే అప్పుడు 10 సంవత్సరాల కిందట మనం గోపదేవ్ గారి మాటలు విన్నాం ఇప్పుడు వింటున్నాం అని చెప్పడానికి వీలుండదు వాడికి, వాడు లేడుగా. ఆ చిన్నతనం శరీరం పోయినట్లు వాడు కూడా పోతే వాడు గుర్తించడానికి వీలు లేదు. అట్లాగే వాడు 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఎంఏ చదువుకున్నాడు, ఎక్కడ ఉద్యోగం సంపాదించాడు, 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు, ఈ ఊరు వదిలిపెట్టిపోయి మళ్ళీ అట్లా ఒకళ్ళిద్దరు పిల్లలు ఈ ఊరు వదిలిపెట్టిపోయి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి వస్తారనుకోండి, వాళ్ళు ఇక్కడ కలిసి మాట్లాడుకునేటప్పుడు, రే మనమంతా ఇక్కడ చిన్నప్పుడు ఈ ఆర్య సమాజం స్కూల్లో చదువుకున్నాను రా, మనం ఇద్దరం అప్పుడు ఆడుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం అని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు ఆడుకున్న సమయం, కొట్టుకున్న సమయం, తిట్టుకున్న సమయం అప్పుడు చిన్న శరీరం, అది చిన్న శరీరంలో వాడు చిన్నవాడై ఉండాలి కదా. ఇప్పుడు పెద్ద శరీరంలో ఆ చిన్న శరీరం పోయినట్లు వాడు పోతే పెద్ద శరీరంలో ఇంకొకటి రావాలి, ముసలి శరీరంలో ఇంకొకటి రావాలి. అట్లయితే వాడికి ఇవన్నీ గుర్తుండటానికి వీల్లేదు. చిన్ననాడు ఈ శరీరంలో ఎవడున్నాడో, వయసులోనూ వాడే ఉన్నాడు, యవ్వనం వచ్చినప్పుడు వాడే ఉన్నాడు, ఆ తర్వాత ఉద్యోగం చేసి రిటైర్ అయినప్పుడు ముసలివాడైనప్పుడు కూడా వాడే ఉన్నాడు, వాడిలో మార్పు ఏం లేదు. అందుకని జీవుడికి మార్పు ఉండదు గనక మార్పు లేని వాడు చావడు, నశించడు, ఎప్పుడూ ఉంటాడు. అందుకనే గీతలో చెబుతాడు, నహన్యతే హన్యమానే శరీరే. హే అర్జున, నువ్వు ఈ భీష్మద్రోణాదులు శరీరాలను చూపేస్తే వీళ్ళల్లో ఉండి, ఈ శరీరాల్లో ఉండి భీష్ముడు ద్రోణుడు అని చెప్పబడేటువంటి జీవులు ఉన్నారే వాళ్ళు చచ్చిపోతారనుకుంటున్నారేమో, నా వాళ్ళేం చావరు. నహన్యతే హన్యమానే శరీరే, శరీరాన్ని చంపబడినంత మాత్రం చేత, శరీరాన్ని మనం చంపినంత మాత్రం చేత ఈ శరీరంలో ఉండేటువంటి జీవులు మాత్రం చంపబడరు, వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారు. నాయం భూత్వా భవితావా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణ అని గీత చెబుతున్నది. ఇందులో ఉండేటువంటి ఈ జీవుడు ఉన్నాడే, వీడు పుట్టేవాడు చచ్చేవాడు కాదు, ఇవాళ పుట్టి రేపు చచ్చిపోయేవాడు కాదు, ఇవాళ లేకుండా రేపు కొత్తగా వచ్చేవాడు కాదు, వచ్చి కొన్నాళ్ళు ఉండేది లేకుండా పోయేవాడు కాదు. వీడు ఎటువంటి వాడు, అజహ. అజహ అంటే జ అంటే జన్మ, పుటక. అజహ అంటే పుటక లేనివాడు. వీడు జీవుడు పుట్టడు, శరీరం పుడుతుంది పెరుగుతుంది. అట్లా పుటక లేని వాళ్ళకి చావు లేదు, శరీరానికి పుట్టక ఉంది గనక శరీరం చచ్చిపోతుంది. లోకంలో ఎవడు పుడతాడో వాడు చస్తాడు, పుట్టేది శరీరం కాబట్టి శరీరం చస్తుంది. శరీరంలో ఉన్న జీవుడు వాడు పుట్టడు, ఎప్పుడు ఒకటిగానే ఉంటాడు. పుట్టడం అంటే అనేకం కలిసి ఒకటి కావటం. జీవుడు అనేక తత్వాలు కలిసి ఒకటి కాలా, అది ఒకటే యూనిట్, ఓన్లీ వన్ యూనిట్. అనేకం కలిసి ఒక వస్తువు కాలే, అట్లా ఏర్పడితే అది పుట్టినట్టు అవుతుంది. వాటిని విడదీస్తే మళ్ళీ లేకుండా పోతుంది. ఈ వస్త్రం దారాలు కలిపితే వస్త్రం, ఇన్ని దారాలు విడదీయండి వస్త్రం లేకుండా పోతుంది. అందుకని కలిసి ఏర్పడేదానికి పుట్టక అంటాం. అట్లా ఏర్పడకుండా ఎప్పుడు ఒకటిగా ఉండేదాన్ని పుట్టకలేదు అంటాం. అని చేత జీవునికి పుట్టక లేదు, చావు లేదు. శరీరం చచ్చినంత మాత్రం చేదవాడు చచ్చేవాడు కాడు. కూటస్థో అక్షర ఉచ్యతే, ఈ విధంగా ఈ శరీరంలో ఉండే జీవుడున్నాడే వాడు అక్షరుడు, అంటే నాశం లేనివాడు, వాడికి చావు లేదు అని. ఈ విధంగా జీవుడు చావు లేనటువంటి తత్వం అని, ఈ జీవుని శరీరం మొదలైనటువంటి పదార్థాలు ఉన్నవే ఇవన్నీ క్షరములు నశించిపోయేవని ఈ రెంటి సంగతి చెప్పి కృష్ణుడు అంతటితో ఊరుకోలే. లోకంలో మాత్రం ఈ రెండు కనపడుతున్నాయి గనక లోకే ద్వౌ పురుషవు, లోకంలో ఈ ఇద్దరు పురుషులు రెండు రకాల పదార్థాలు ఉన్నాయన్నాడు. మనకు కనపడే పదార్థాలు అందరికీ తెలుసుది. అయితే ఈ లోకంలో మనకు తెలియని పదార్థం ఇంకోటి ఉన్నది అన్నాడు. అదేమిటి అంటే ఉత్తమ పురుషస్తు అన్య, ఇంకొక పురుషుడు ఉన్నాడు. ఈ రెండు పురుషులే కాకుండా మూడవ పురుషుడు ఉన్నాడు. అయితే వాడు ఈ పురుషులు లాంటి వాడు కాదు, ఉత్తమ పురుషుడు వాడు. ఈ దేవునికి ఉత్తమ పురుషుడని పేరు పెట్టాడు ఇక్కడ. ఉత్తమ పురుషు పురుషస్తు అన్య, ఈ రెంటికంటే వాడు భిన్నుడు. వాడు జీవుడు కాదు, ప్రకృతి కాదు. అన్యం అంటే భిన్నమని మీకు తెలుసు కదా, ఇతరుడు అన్నమాట. అంచేత ఈ జీవ ప్రకృతులకు మించి మరొక తత్వం ఇంకోటి ఉన్నది నాయన అన్నాడు. అది ఉత్తమ పురుషుడు అన్నాడు. వీటి రెంటికంటే ఉత్తమత్వం ఉన్నది. ఆ ఉత్తమ పురుషుడికి ఏమన్నా పేరు ఊరు ఉందా? వీడిని జీవుడు అన్నాం, అది ప్రకృతి అన్నాం, బాగానే ఉంది, లేదు ప్రపంచం అన్నాం. మీరు వీడికి ఏమన్నా పేరున్నదా స్వామి అని అడిగితే కృష్ణుడు వెంటనే చెబుతున్నాడు, పరమాత్మ ఇది ఉదాహృత, అని పరమాత్మ అంటారన్నాడు. ఎంత స్పష్టమైన మాటలో మీకు అందరికీ కొంచెం తెలిసినా ఈ శ్లోకాలు అర్థమవుతాయి. భగవద్గీతలో ఉన్నాయి ఇవి. కృష్ణుడు అర్జునుడికి ఇటువంటి మూడు తత్వాలు మూడు ఉన్నాయిరా అని చెబుతున్నాడు. ఉత్తమ పురుషస్తు అన్య, పరమాత్మ ఇది ఉదాహృత, వాణ్ణి పరమాత్ముడు అంటాం అని చెప్పాడు. పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, ఈ మూడు మూడు తత్వాలు భగవద్గీత చెబుతుంది, ఉపనిషత్తులు చెబుతున్నాయి, వేదం చెబుతున్నాయి. ఇంతకంటే పెద్ద ప్రమాణాలు మనకి ఏం కావాలి చెప్పండి. ఇవన్నీ కాదని లేదు, ఒకటే ఉంది, లేకపోతే ప్రకృతి ఉంది, ఇప్పుడు ఉన్నాడు, లేకపోతే పరమేశ్వరుడే ఉన్నాడు, అన్నీ లేవు అని ఎవడన్నా చెప్పిన మాటలు మనకి ఎందుకు వినాలి? వేదం చెబుతుంది, ఋషులు చెబుతున్నారు, ఆ ఋషులు చెప్పినటువంటి చదువులు చదువుకున్నటువంటి కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు, ఇవన్నీ వింటున్నాం మనం. ఇక్కడ అందులో ఇంకొక విశేషం కూడా, ఈ మూడు తత్వాలు ఎప్పుడూ ఉంటాయి, ఇవి చావు లేనివి. ప్రకృతి ఎప్పుడు ఉంటుంది, అందుకనే ఈ మూటికి ఈ ఉపనిషత్కారుడు అజా అజహ అజహ అని ఈ మూడు పదాలు వాడాడు. అజ అంటే ఆడమేకని మామూలు అర్థం మనకు భాషలో, సంస్కృత భాషలో, సామాన్య భాషలో అజ అంటే ఆడమేక అని అర్థం. అసలు ఆ అజ అనే పదం దానికి అర్థం ఏమిటి? దాని సిలబల్ మీనింగ్ అంట. ఆ జ రెండు అక్షరాలు, రెండు విడివిడి పదాలు కలిసినవి. ఈ ఆ ఏమిటి, జ ఏమిటి? జ అంటే జన్మ, పుటక. ఆ అంటే లేనిది. నజాయతే ఇది అజా, ఇది పుట్టే వస్తువు కాదు, దీనికి పుటక లేదు. పుటక లేదంటే చావు లేదు అన్నమాట. అందుకని ఈ ప్రకృతి అనే పదార్థం ఆడమేకతో పోల్చి చెప్పాడు, మూడు రంగులు సత్వరజస్తమో గుణములు కలిగిందని. అది అజ, దానికి జన్మ లేదు, అంటే అది ఎప్పుడూ ఉంటుంది. జన్మ వస్తువు అయితే మరిపోతుంది, చచ్చిపోతుంది. అట్లా దాని గురించి చెప్పి ఆ తర్వాత రెండు మగమేకలు ఉన్నాయని వాటికి కూడా అజహ అజహ అని పేరు పెట్టాడు. ఆడమేకేమో కొంచెం దీర్ఘం పెట్టాడు అజా అని, ఈ మగవానికేమో అజహ అన్నాడు. ఈ ఆ జహ ఏమిటి అర్థం? ఇక్కడ జన్మ లేనివి ఇవి రెండు కూడాను. జీవుడికి జన్మ లేదు అంటే పుట్టక లేదు, దేవుడికి పుట్టక లేదు. వీటికి పుట్టక ఉండదు, వాటికి చావు లేదు, ఎప్పుడు ఒకటిగానే ఉంటాయి అవి. ఈ విధంగా చావు పుట్టకలు లేకుండా, మార్పులు లేకుండా ఉండే మూడు తత్వాలు ఉన్నాయి. ఈ ప్రకృతి మాత్రం ఇది ఎప్పుడు ఉంటుంది, కానీ దీనిలో మార్పులు వస్తాయి. ఇది మార్పులు చెందుతూ ఎప్పుడు ఉంటుంది. ఇవి రెండు మార్పులు లేకుండా ఉంటాయి. ఇట్లా ఈ ప్రపంచానికి మూడు మూలతత్వాలను అంగీకరిస్తాం. వేదం అంగీకరిస్తుంది, ఉపనిషత్తులు అంగీకరిస్తున్నాయి, భగవద్గీత అంగీకరిస్తుంది, ఇంకా ఇట్లాగే ఇతర శాస్త్రాలు కూడా తెలిసిన వాళ్ళు ఈ విషయం కాదనడానికి వీల్లేదు. చాలా ఉదాహరణలని మేము చాలా ప్రమాణాలను ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పటికి మీకు బాగా అర్థమై ఉంటుంది ఈ ప్రపంచానికి మూడు మూలతత్వాలు ఆర్య సమాజం అంగీకరిస్తుంది. అందుకే కేవలం బ్రహ్మవాదులు బ్రహ్మ తప్ప మరొకటి లేదనేటువంటి అద్వైతుల్ని తప్పంటుంది. తప్పంటే వేదానికి విరుద్ధం మీరు చెబుతున్నారు. వేదం ఈశ్వరీయం అనే మాట అందరూ అంగీకరిస్తారు. శంకరాచార్యుడు అంగీకరిస్తాడు, రామానుజుడు, మధ్వుడు అందరూ అంగీకరిస్తారు. అంగీకరించి కూడా వేదానికి విరుద్ధంగా తమ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. దయానందుడు అంటాడు, మరి వేదం ఈశ్వరీయమైనప్పుడు ఈశ్వరుడు చెప్పిన దానికంటే మనం ఎక్కువ ఎక్కడ చెప్పగలుగుతాం? మనం మనుష్యులం, ఎంత చదువుకున్నా మనుష్యులమే. జీవుడు అల్పజ్ఞుడు, మనుషులంటే జీవుడు అన్నమాట. అంచేత జీవుడు జ్ఞానం అల్పం. ఈ అల్పజ్ఞానంతో దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానానికి విరుద్ధంగా మనం చెబితేది ఎట్లా మనం అంగీకరించాలి? అందుకని దయానందుడు అద్వైతవాదం సరికాదంటాడు, విశిష్టాద్వైతం సరికాదంటాడు, ద్వైతము సరికాదంటాడు. ప్రపంచానికి మూడు మూలతత్వాలు ఉన్నాయని వేదం చెబుతున్నది. దాన్ని మనం అంగీకరించితేనే ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచ సమస్యను మనం పరిష్కరించగలుగుతాము అని స్పష్టంగా చెబుతున్నాడు. చూడండి, ఈ విధంగా ఈ మూడు మూలతత్వాలను మనం అంగీకరించిన నాడు ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ తర్వాత ఇందులో జీవుడు అల్పుడు, అల్పజ్ఞానం కలవాడు, అల్పశక్తి కలిగినటువంటి వాడు. పరమేశ్వరుడు పూర్ణ శక్తి కలిగినటువంటి వాడు. వీటికి మళ్ళీ లక్షణాలు వేరే వేరే శాస్త్రాలలో ఉన్నాయి. వేదములను అడిగితే భగవంతుడు ఎటువంటి వాడు అంటే సపరి అగాత్, పరమేశ్వరుడు ప్రపంచంలో అంతటా ఉంటాడు. అది వ్యాపకతత్వం అని వేదమే చెబుతుంది. శుక్రం, శుక్రం వై వీర్యం, పరమేశ్వరుడు చాలా వీర్యవంతుడు, శక్తిశాలి. ఏమిటి ఆయనలో ఉన్నటువంటి శక్తి అంటే ఈ ప్రపంచాన్ని పుట్టించే శక్తి ఆయనలో ఉంది, పోషించే శక్తి ఆయనలో ఉంది, లయం చేసే శక్తి, నాశనం చేసే శక్తి ఉంది. ఈ మూడు శక్తులు ఎవరికి ఉంటాయో వాడు సర్వశక్తిమంతుడు అన్నమాట. అలాంటి సర్వశక్తివంతమైనటువంటి పదార్థం అది, అది అంతటా ఉంటుంది. సపర్యగా శుక్రం ఆకాయం, ఈ పదార్థం అంతటా ప్రపంచంలో నిండి ఉంటుంది కాబట్టి దానికి కాయం అంటే దేహం. అకాయం, దేహం లేదు. నాస్తికాయం యస్య సహా అకాయ, ఎవనికి దేహం ఉండదో వాడు పరమేశ్వరుడు అన్నమాట. పరమేశ్వరునికి దేహం మనలాగా ఉండదు. మనం దేవాలయాలలో పెట్టుకున్నటువంటి దేవుళ్ళకి అందరికీ శరీరాలు ఉన్నాయి, ఆకారాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు ముక్కు ముఖం పొట అన్నీ ఉన్నాయి, మనం పెట్టుకున్నవి కాబట్టి. మనం ఇప్పుడు అసలు ఉన్న దేవుడు ఎటువంటి వాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోగా మనం దేవుళ్ళని కల్పించుకుని వాడిని దేవుడు అనుకుంటున్నాం. కల్పి మనం కల్పించుకున్న దేవుడిని మనం చేయవలసిన పని అది కాదు. తత్వదర్శన పద్ధతి అది కాదు. తత్వం అంటే మూలతత్వాలు ఏమున్నాయి ప్రపంచంలో అవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఉన్న మూలతత్వాలని మనకు వేదం వారి నుంచి చెబుతుంది. సపర్యగా శుక్రమకాయం, అవ్రణం, వాడికి శరీరం లేకపోతే పుండు ఎక్కడి నుంచి పుడుతుంది? వ్రణం అంటే పుండు, వాడికి శరీరంలో పుండు పుట్టరు, శరీరమే లేకపోతే పుట్టేది ఇట్లా. అసనావిరగుం, పోనీ శరీరం లేకపోతే లేకపోయింది. ఈ శరీరంలో మనకు నాడులు ఉన్నాయి, ఈ నాడులు ఎట్లయితే ఈ జీవుణ్ణి బంధించున్నాయో అట్లాగే భగవంతుడిని ఏమన్నా నాడులు బంధించున్నాయంటే అవి కూడా లేవాయి. శరీరం ఉంటేనే నాడులు ఉంటాయి, లేకపోతే ఈ విధంగా శరీరానికి సంబంధించినటువంటి మూడు వస్తువులను శరీరం, అవరణం, అసనావిరగు అని ఈ మూడు పదాలు కూడా శరీరానికి సంబంధించినవి. భగవంతుడికి మూడు రకాల శరీరాలు ఉండవు అని చెప్పినట్లు అవుతుంది దీన్ని బట్టి. జీవుడికి మూడు రకాల శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కనపడుతున్న శరీరం ఒకటి, దీన్ని స్థూల శరీరం అంటాం. ఒకప్పుడు జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోతాడు. ఆ పోయేటప్పుడు వాడి వెంట ప్రాణాలు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అని 17 తత్వాలు ఉన్నాయి. 10 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియములు, కన్ను, ముక్కు, చెవులు మొదలైనవి. ఆ తర్వాత 15 అయిపోయినాయి, మనస్సు ఒకటి, బుద్ధి ఒకటి, ఇవి రెండు. ఇవి కలిసి 17 తత్వాలు. ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి, జీవుడితో పాటు ఇవి కూడా వెళ్ళిపోతాయి. అందుకనే జీవుడు చచ్చిపోయినాడని చెప్పడానికి బదులుగా ప్రాణాలు పోయినాయి అంటాం. ప్రాణాలు పోయినవన్నా ఒకటే, జీవుడు చచ్చాడన్నా ఒకటే, అంటే ఈ శరీరం వదిలిపెట్టిపోయినాడనే అర్థం. దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఆ శరీరంతో జీవుడు ఈ శరీరం వదిలిపెట్టి మరొక శరీరంలోకి పోతాడు. ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే ఊరికి, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలంటే మనం గుర్రం ఎక్కువ, గాడిద ఎక్కువ, లేదా మోటార్ ఎక్కువ పోతాం చూడండి వాహనం. అట్లా ఇది వాహనంగా పనికి చేస్తుంది, దాన్ని వాహక శరీరం అని కూడా పేరు. అట్లా సూక్ష్మ శరీరం ఒకటి మనకు ఉంది, ఈ స్థూల శరీరం ఒకటి ఉంది, ఇది పోతే ఆ సూక్ష్మ శరీరం ఉంటుంది. అది కూడా మనం వదిలించుకుంటేనే కానీ మనకు మోక్షం రాదు. జీవుడు వేరు కాడు శరీరం నుండి. ఆ తర్వాత ఇంకొకటి, దానికంటే ఇంకో సూక్ష్మతత్వం ఒకటి ఉన్నది, దాన్ని ప్రకృతి కారణ శరీరం అంట. ఇట్లా జీవునికి మూడు జైళ్ళు, ఇది పెద్ద జైలు, దీని లోపల ఒక చిన్న జైలు, అంతకంటే ఇంకా చిన్న జైలు, ఇట్లా మూడు జైళ్లలో వీడు బంధించున్నాడు. ఈ మూడు జైళ్ళ నుండి తప్పించుకున్నవాడు బయటపడితే కానీ వాడికి మోక్షం లేదు. అప్పుడు కానీ పరమేశ్వరంలో ఉండే ఆనందాన్ని అనుభవించడానికి వీల్లేదు. ఈ జైళ్లలో బంధించి ఉన్నంతకాలం ఈ లోకంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలు అనుభవించవలసింది, అంతకంటే మనకి గతి లేదు. ఇవి అనుభవించి అనుభవించి దుఃఖితులమై మనం ఒకప్పుడు వీటిని వదిలిపెట్టదలుచుకున్నప్పుడు వేదశాస్త్రాలు తెలిసిన వాళ్ళనో వేదశాస్త్రాలు చదువుకునో ఉపాయాలు అడుగుతాం, ఉపాయాలను అనుసరించినటువంటి వాళ్ళు వీటి నుండి తప్పుకుని పరమేశ్వరంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తారు. అట్లా జీవునికి మూడు శరీరాలు ఉంటాయి. భగవంతునికి అకాయం అవరణం అస్నావిరగం, ఈ మూడు శరీరాలు జీవునికి లేవు. శుద్ధం, పరమేశ్వరుడు పవిత్రుడు, ఆయనలో అపవిత్రత అంటూ లేదు. పరమేశ్వరుని పవిత్రుడుగా అందరూ అంగీకరిస్తారు. కానీ మనం పవిత్రుడని భగవంతుడిని అంగీకరించడమే కాకుండా ఆ పవిత్ర భగవంతుడు అంతటా ఉన్నాడంటాం. అంతటా ఉన్నాడంటే ఒక పెద్ద మనిషి అడుగుతాడు, ఏమో పెంటలో కూడా ఉన్నాడంటే పెంట కూడా అంతలో జరుగుతుందిగా, పెంటలో ఉన్నాడంటాం. అంటే వాడు ఒప్పుకోడు పాపం. అట్లా ఒప్పుకొని వాళ్ళు క్రైస్తవులు మహమ్మదీయులు, వాళ్ళ దేవుడిని పరలోకంలో పెట్టారు, ఈ లోకంలోకి వస్తే ఇక్కడ మైలబడిపోతాడని భయం వాళ్ళకి. వాళ్ళ దేవుడు అంతటా ఉన్నాడని వాళ్ళు చెప్పరు. ఎక్కడో లోకంలో ఆసమానం, నాలుగో ఆసమానం అని ఒకడు, ఎనిమిదో ఆసమానం అని ఒకడు అక్కడేదో ఉన్నాడని చెబుతూ ఉంటారు. ఏమయ్యా మీ దేవుడు అక్కడ ఎందుకున్నాడు, ఇప్పుడున్న కాస్త కిందికి రాకూడదా, మనం అందరం చూడొచ్చు కదా అంటే రావడానికి వీల్లేదంట. ఏమయ్యా అంటే ఇక్కడంతా మైల పెంట పాడు వీడు ఉంది, ఇదంతా మరి అందులో ఆయనకు అంటుకుంటే మైలబడిపోడా అంట. కానీ మనకు ఆ భయం లేదు, మన దేవుడికి ఆ భయం లేదు. మన దేవుడు అంతటా ఉంటాడు, అన్నిట్లోనూ ఉంటాడు, దేన్ని అంటుకోడు. అలాంటిది ఈ తత్వం. అదేంటి ఒక వస్తువు ఇంకో వస్తువులో ఉంటే అంటకుండా ఎట్లా ఉంటుందని మీరు అడుగుతారా? అట్లా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. లోకంలో మనకు చూచే వస్తువులు కొన్ని ఉన్నాయి చూడండి. తామరాకు ఉన్నది నీళ్ళలో ముంచి తీయండి, ఎక్కడ నీరు కనపడే కనపడదు, తడి ఉండదు దానిలో. నీళ్ళ మీద ఆకుంటుంది, దానికి తడి అంటదు. మీరు పైనుంటే అంటలేదేమో అనుకుంటే కంది ముంచండి నీళ్ళలో, ముంచి పైకి తీయండి, అప్పుడు కూడా తడి ఉండదు. అట్లాగే నీరు కాకి ఉంటుంది, అది నీళ్ళలో మునిగి చేపలు పట్టుకు తింటూ ఉంటుంది. అది పైకి వచ్చినప్పుడు చూడండి దాని రెక్కల మీద ఎక్కడ తడే ఉండదు. అట్లా లోకంలో వస్తువులో ఒక వస్తువు ఉండి కూడా దాన్ని అంటకుండా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. మరి భగవంతుడు అన్నిటికంటే సూక్ష్మతత్వం అన్నిటిలోనూ ఉంటాడు. శరీరేషు శరీరం, అశరీరం శరీరేషు, అన్ని శరీరాల్లో అందరి శరీరాల్లో భగవంతుడు ఉంటాడు. వాడికి మాత్రం శరీరం లేదు, ఏ శరీరంతోనూ అతను అంటపడడం అన్నమాట. అట్లాగే అవిభక్తం విభక్తేషు, విడివిడిగా మనకు శరీరాలు ఉన్నాయి, అనేక పదార్థాలు ఉన్నాయి. ఈ విడివిడిగా పదార్థాలు ఉన్నప్పటికీ భగవంతుడు అన్నిట్లో ఉండి దీనికి అది విడదీయబడడు, అంతా కలిసే ఉంటాడు అని ఈ విధంగా భగవంతుని వర్ణన మనకు ఋషులు చేస్తారు. వ్యాపకతత్వం కనుక అది అంతటా ఉండి తీరాలి. ఎక్కడో ఒక చోటు ఉండి ఒక చోటు లేకపోతే అది వ్యాపకమే కాదు. వ్యాపకం కాకపోతే సృష్టి అంతా ఎట్లా చేస్తాడు చేయడానికి వీలు? సృష్టిలో చేసేవాడు సృష్టిలో అంతటా ఉండి తీరాలి. ఇవన్నీ మనం తర్కం హేతు అంటాం, దీన్ని రీజనింగ్ అంటాం. ఇవాళ హేతువాదులు లోకం అని చెబుతూ ఉంటారు. ఇవన్నీ మన ప్రాచీనులకు తెలుసు, వాళ్ళు ఇంత హేతుబద్ధంగా ఈ విషయాన్ని ఆలోచించి చెప్పారు మనకు. అంచేత భగవంతుడు అంతటా ఉంటాడు, ఎవరికి అంటపడ్డాడు, ఎవరితోనూ అంటపడ్డాడు, మన శరీరంలో ఉంటాడు. ఈ శరీరంతో పనిచేసేది జీవుడు కాదు, జీవుడు చేస్తుంటాడు. భగవంతుడు ఆ జీవుల్లోనూ ఉంటాడు, శరీరంలోనూ ఉంటాడు, కానీ వీటితో సంబంధం వాడికి లేదు. అలా కాకుండా కొంతమంది దేవుడే అంతటా ఉన్నాడు, అందరి శరీరంలో ఉన్నది ఒకటే ఆత్మ అని చెప్పే మహానుభావులు లేకపోలే మనకు. వాళ్ళని అడగాలి, ఏమయ్యా ఈ శరీరంలో చేస్తున్నది ఎవరు పని? దేవుడేనా? దేవుడే. అయితే ఈ శరీరం చేసేటువంటి పనులు ఉన్నాయి కదా, కొందరు ఇటువంటి శరీరం కలిగినటువంటి వాడు వ్యభిచారం చేస్తారు. ఇప్పుడు ఆ వ్యభిచారం చేసింది ఎవరు? శరీరం చేస్తుందా, శరీరంలో ఉన్నవాడు చేస్తారా? అందుకని అందరి శరీరంలో ఉన్నటువంటి దేవుడు ఒకడేనని చెబితే, ఈ శరీరాలు నడిపేది వాడేనని చెబితే, దేవుడు వ్యభిచారం చేయాలి, దేవుడు దొంగతనం చేయాలి, దేవుడు హత్యలు చేయాలి, దేవుడు సారాయి త్రాగాలి, కళ్ళు త్రాగాలి, నల్ల మందు తినాలి, మత్తెక్కి నిద్ర పడిపోవాలి, లేకపోతే మురుగు కాలంలో పడి ఉండాలి, ఈ చిక్కులన్నీ వస్తాయి. అందుకని ఈ శరీరంలో ఉంటూ కూడా శరీరంతో వాడికి ఏమి సంబంధం లేదు. అలాంటి తత్వం అది. అందుకని ఇది శరీరంలో ఎంత అశుద్ధి ఉన్నా, మల ఉన్నా, మూత్రం ఉన్నా, చీ ఉన్నా, నిద్ర ఉన్నా, అవన్నీ భగవంతుడికి అంటాం. అతడు మాత్రం శుద్ధం. ఆ పాపవిద్ధం పరమేశ్వరునికి పాపం కూడా అన్నాడు అంటాం. పాపం అంటడం అంటే ఏమిటనుకున్నారు? చెడ్డ పని చేయడు అని అర్థం. మనము చెడ్డ పనులు చేస్తాం, అవి మనకు అంటుకుంటాయి. మనం మంచి పనులు చేస్తాం, అవి మనకు అంటుకుంటాయి. అంటుకోవటం అంటే ఏమిటి? మంచి పని చేసి దానికి వచ్చే సుఖాన్ని అనుభవిస్తాం, చెడ్డ పని చేసి దానికి వచ్చేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తాం. చూస్తూ ఒకడు కొంచెం గర్వంతో నిప్పు మీద చేయబెడతాడనుకోండి, ఏమవుతుంది? కాలుతుంది. ఎందుకని? చెడ్డ పని చేశాడు, కాలుతుందని తెలిసి చేయబెడితే ఊరుకుంటుంది అది, ఊరుకోదు. అట్లా చెడ్డ పని చేసి దుఃఖాలు అనుభవిస్తాడు వీడు, మంచి పని చేసి సుఖాలు అనుభవిస్తాడు. అట్లా భగవంతుడు మంచి చెడ్డ పనులు చేయనే చేయడు వాడు. అందుకని అతనికి పాపం, చేయకపోతే పాపం ఎట్లా అంటుతుంది? చేసిన వాడికి అంటుకుంటుంది పాపం. హత్యలు చేసిన వాడికి హత్యానేరం కేసు రుజువైతే జైల్లో పడతాడు. ఇక్కడ ఈ జైలు నుండి తప్పించుకుంటే భగవంతుడు జైల్లో పడేస్తాడు ఇక్కడ చోట తప్పదు. అలా పాపాలు చేసేవాడు జీవుడు. పరమేశ్వరుడు చేసే పనులు నాలుగే, అవి పాపం కాదు, పుణ్యం కాదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. అయితే భగవంతుడు ఏం పనులు చేయడానికి చేస్తాడు. భగవంతుడు చేసే పనులకు శుభమని, అశుభమని, పాపమని, పుణ్యమని ఈ పేర్లు లేవు. జీవుల శరీరంలో ఉండి చేసేటువంటి పనులకే పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం, మంచి చెడు అని మనం చెప్పుకుంటాం. భగవంతుడు చేసే పనులు ఏమిటయ్యా? మరి సృష్టి చేస్తాడు, ఇది పని కదా? భూమి, జలము, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రపంచాలంతా పుట్టించాడు, ఇది ఇంతకంటే పెద్ద పని ఏం కాదు. కానీ ఇది పుణ్యము కాదు, పాపము కాదు, ఇది భగవంతుని క్రియ. అట్లాగే భగవంతుడు ఇంకేం చేస్తాడు? దీన్నంతా పోషిస్తున్నాడు. ఇన్ని గ్రహాలు, ఇన్ని ఉపగ్రహాలు చేశాడు, ఒకటిలో ఒకటి తాకుండా, ఒకటి ఒకటి కొట్టుకుని నశించుకోకుండా నియమబద్ధంగా దీన్ని నడుపుతున్నాడు. దీన్ని పోషణ అంటాం. ఇది కూడా ఒక పని. ఇది మంచి పని కదా, దీన్ని మంచి పని ఎందుకు అనకూడదంటే మంచి చెడుగుతా ఆయనకి ఏం సంబంధం లేదు. భగవంతుడు చేసేది పోషణ, పుట్టించడం, సృష్టి, స్థితి, ఆ తర్వాత లయం. ఒకప్పుడు దీన్ని అంతా నాశనం చేస్తాడు, లేకుండా చేస్తాడు. ఈ మూడు కార్యాలు ఆయన చేస్తాడు. ఇవి పుణ్యము కాదు, పాపము కాదు. పుణ్య పాపములు వేటినంట అంటే ఏ వ్యక్తి తాను చేసే పని వల్ల లాభము, నష్టము పొందదలుచుకుని చేస్తాడు చూడండి ఒక పని, దానికి పుణ్యపాపాలు అని పేరు. భగవంతుడు ఈ పనులు తన కొరకు చేసేవి కానీ ఈ పనుల వల్ల వాడికి వచ్చే లాభం లేదు, నష్టం లేదు. మరి ఎందుకు పిచ్చివాడా, ఎందుకు పనులు చేస్తున్నాడని అంటారేమో. మామూలుగా లోకంలో లాభ నష్టాలు లేకుండా ఎవడు పని చేయడు. ప్రయోజనం వినానమందోపి ప్రవర్తితే నీకు సామెత కూడా ఉంది సంస్కృతంలో. తనకి ఏదన్నా లాభం లేదనుకుంటే నేను ఎందుకు పని చేయాలంటాడు. మందబుద్ధి కూడా ఒప్పుకోడు చేయటానికి. అయినప్పుడు పరమేశ్వరుడు ఇన్ని మూడు పనులు చేస్తుంటే వాడికి ఏం లాభం నష్టం లేదంట, ఏంటి పిచ్చివాడు ఎందుకు చేస్తున్నాడు మరి అని ఎవరన్నా అడగవచ్చు. వాడేం పిచ్చివాడు కాదు, తన కొరకు చేసుకోవడం లేదని నేను చూస్తున్నాను. మరి ఎవరి కొరకు? నీ నా కొరకు చేస్తున్నాడు, జీవుల కొరకు చేస్తున్నాడు, జీవులకు మేలు చేయటానికి చేస్తున్నాడు. అంతేగాని ఇది తన కొరకేం కాదు. కుమ్మరివాడు కుండ చేసుకుంటాడు, నన్ను నమ్ముకుని నాకు డబ్బులు వస్తే తింటాడు, వాడి ప్రయోజనం కొరకు వాడు ఆ పని చేస్తాడు. రాకపోతే అక్కడ కొన్నాళ్ళు రెట్టి పెట్టి పగల కొట్టేస్తాడు, ఇది పనికిరాదు అని ఇంకోటి చేసుకుంటాడు. తనకు ఉపయోగపడేట్లుగా చేసుకుంటాడు. భగవంతునికి అటువంటి ఏమి లేదు. వీడికి అవసరం గనక, కొరత ఉంటుంది గనక మనం చేసే పనులకు మనకు దాంతో లాభ నష్టాలు ఉన్నాయి. భగవంతుడికి అది ఎంత లేదు. భగవంతుడికి ప్రపంచాన్ని సృష్టించి పోషించి లయం చేసే శక్తి ఉంది. ఆ శక్తి ఈ ప్రపంచాన్ని పుట్టించి పోషించి లయం చేయకపోతే దుర్వినియోగం, వ్యర్థం అవుతుంది. శక్తి ఉంటే ప్రయోజనం ఉండాలి. డాక్టరీ చదువుకున్నాడు ఒకడు, రోగానికి ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలనో ఇవ్వాలి, ఇస్తేనే వాడి డాక్టరీ సార్థకం అవుతుంది. లేకపోతే ఎందుకు ఆ డాక్టర్, ఎందుకు పనికి మళ్ళీ? అట్లా పరమేశ్వరంలో ఉన్నటువంటి ఈ శక్తి ఉన్నదే పోషించడం, సృష్టించడం, లయం చేయడం, అది అతని శక్తి. ఈ పనులు ఎందుకు చేస్తాడు? తన కొరకు కాదు, ఆయనకేం కొరత లేదు, తనకి ఏది అక్కరనే లేదు. మరి ఎవరి కొరకు? మనం జీవుల కొరకు. అది ఆయన దయ. అందుకనే భగవంతుడు దయాళు, లోక కళ్యాణకర్త. లోకం అంటే మనం అంటాం. మనకందరికీ కళ్యాణం, శుభం చేకూర్చడానికి ఈ ప్రపంచం నిజంగా భగవంతుడు భూమి చేయకపోతే ఎక్కడుండి మాట్లాడతాను మనం, నీవు ఎక్కడుండి వింటారు? నీళ్ళు లేకపోతే దప్పికైతే ఏం తాగేవాళ్ళం? గాలి లేకపోతే ఏం పీల్చుకునేవాళ్ళం? ఆకాశం లేకపోతే ఎక్కడ తిరిగాడేవాళ్ళం? సూర్యుడు లేకపోతే మనకు వేడి లేకపోతే పంటలు ఎట్లా పండేవి? ఇవన్నీ ఎవరి కొరకు? వాడి కోసం ఆ పంటలు పండించుకునేది కాదు మన కొరకు. ఏకో బహునాం యో విదధాతి కామాన్, అనేకులైనటువంటి ఈ జీవుల యొక్క కామాన్ని కోరికలను నెరవేర్చడానికి ప్రపంచం అంతా ఆయన సృష్టిస్తున్నాడు. అది ఆయన చేసే పని. ఈ మూడు పనులు అయిపోయినా ఇంకొక పని చేస్తా, అది కూడా తన కొరకు కాదు మన కొరకే. జీవుడు చేసేటువంటి కర్మలకు తగినటువంటి ఫలం తూచి ఇస్తాడు. ఎంత చేస్తే అంత, ఇంకొకటి ఏం చేయడు, ఎక్కువ తక్కువలు చేయడు. ఇది భగవంతుని స్వరూపం, ఇది భగవంతునికి లక్షణం. ఇలాంటి భగవంతుణ్ణి మనం ఎంత దూరం చూసుకున్నాము, ఎప్పుడు మర్చిపోయినాము, ఇప్పుడు చెప్పిన అర్థమయ్యే స్థితిలో లేదు మనకు. అలాంటి భగవంతుడు ఏం చేస్తుంటాడయ్యా అంటే చెబుతున్నాడు, ఇది కూడా చేసే పని. అపాప విద్ధం కవిర్ మనీషీ, కవి ఆయనకంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. మనీషీ, మన అందరి మనస్సులు ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఈ మనస్సులన్నింటిని సృష్టించి మనకు ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క మనస్సు ఇచ్చినవాడు, అందుకని వీటన్నిటికీ ఈశుడు అతను అధిపతి. స్వయంభూహు పరిభూ, ఆయన ఎప్పుడు, ఆయన ఎవరు పుట్టించలే, ఆయనకి తల్లి లేడు తండ్రి లేడు, అనాథుడు కాదు, ఆయన అందరికీ నాథుడు. పరిభూహు, ఆయన ఎవరు తిరస్కరించలేడు, అందరినీ మించి ఉంటాడు, అన్నీ ఆయనకు లోబడి ఉంటాయి. స్వయంభూహు యథాతథ్యతో అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాప్య, ఈ లోకంలో ఉండేటువంటి పదార్థాలను, భూమిని ఎట్లా చేయాలనో, జలాన్ని ఎట్లా చేయాలనో, గాలిని ఎట్లా చేయాలనో, ఆకాశాన్ని ఎట్లా, సూర్యచంద్రుల్ని చేయాలనో, అవి ఏ విధంగా చేస్తే ఈ జీవులకు ఉపయోగం పనికొస్తావో అవన్నీ తెలిసి అట్లా చేశాడు. అది ఆయన చేసే పని. ఎవరి కొరకయ్యా అంటే శాశ్వతీభ్య సమాప్య. సమాహ అంటే జీవులు, మనం. వీళ్ళు కూడా శాశ్వతీ, ఎల్లప్పుడూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు పుట్టించేవాడు ఎవడు లేడు. పరమేశ్వరులాగానే వీళ్ళు ఎప్పుడూ ఉంటారు. అలాంటి ఎల్లప్పుడూ ఉండేటువంటి ఈ జీవుల కొరకు ఈ ప్రపంచ పదార్థాలన్నింటినీ ఎట్లా చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయో, వాళ్ళు చేసినటువంటి ఫలాలకు, పనులకు తగినటువంటి ఫలం లభిస్తుందో అలా చేస్తాడు. ఇవి భగవంతుడు చేసేటువంటి కార్యాలు. వీటిని పుణ్యమనం, పాపమనం. పుణ్యపాపములు జీవుడు చేసే పనులకు పేరు. జీవుల్లో కూడా కేవలం మనుష్య శరీరంలో ఉండే జీవుడు చేసే వాటికే పుణ్యపాపాలు పేరు. జంతువులు చేసేవాటికి ఏం పుణ్యం లేదు, పాపం లేదు. పశువును చూడండి, మాతృక మనం చూస్తుంది, తల్లిని ఎక్కువ కూర్చుంటుంది, ఏం పాపం లేదు. దాన్ని దారిని పోతే ఏదన్నా వస్తువు, తినే వస్తువు కనపడితే ముట్టి పెట్టి తింటుంది. అది దాన్ని దొంగతనం చేసిందని మనం పోలీసులకు అప్పగించాము. అది దొంగతనం కాదు, తినే వస్తువు కనపడితే తినదంతే, అది ఎవడదు, దానికి ఏం తెలుసు, దానికి అక్కర్లే. అదే పని మనిషి చేస్తే వీడి మీద కేసు పెడతాం. కాబట్టి పుణ్యపాపాలన్నీ కూడాను మనుష్యులకు సంబంధించినవి, ధర్మాధర్మములు మనుష్యులకు సంబంధించినవి, మంచి చెడు మనుష్యునికి సంబంధించి, చక్కిన జంతువులకు వేటకి లేదు. పెళ్లి ఎలుకను పట్టుతుంటుంది, దానికి ఆహారం తినేయండి, దానికేం అది హింస, అహింస దానికి ఏం సంబంధం లేదు. నీవు జంతువులను తినేవాడు కాదు, నీవు అన్నం తినవలసినటువంటి వాడు, ఫలం తినవలసిన వాడు, శాఖను తినవలసినటువంటి వాడు. నీవు జంతువును చంపితే నీకు పాపం, అంతేగాని పెళ్లి ఎలుకను చంపితే పాపం ఏం లేదు. అట్లా ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే ఈ లోకంలో తాను చేసేటువంటి పనులకు పుణ్యపాపములు అని పేరు. పరమేశ్వరుడు చేసేవాడికి ఏం లేదు, ఇతర జంతువులు చేసేవాడికి ఏం లేదు. కాబట్టి మానవుడు తన పుణ్యపాపాలను తెలుసుకుని, పాపాలను వదిలిపెట్టి, పుణ్యములు ఆచరించి, ఆ పుణ్యములు కూడా కేవలం ఏదో కోరికలు పెట్టుకుని, ఫలాకాంక్ష లేకుండా చేస్తే అప్పుడు వీటన్నిటి నుండి తప్పుకుని పరమేశ్వరులో ఉండే ఆనందాన్ని అనుభవిస్తాడు. మనం రోజు నిత్యం అభిలషించే వస్తువు అది, అది దొరక్క మనం బాధలు పడుతూ ఉన్నాం. ఎల్లప్పుడూ ఉండే సుఖం కావాలి మనకు, అప్పుడప్పుడు సుఖాలు దొరుకుతాయి, అది చాలదు. అందుకని మన జీవన వ్యవహారాలన్నీ కూడా ఎందుకు అంటే కేవలం మనకు శాశ్వత సుఖం కావాలి, అది ఎక్కడున్నదో తెలియక నానాపాట్లు పడుతూ ఉన్నాం. ఇది ప్రపంచ స్థితి. వేదం ఇట్లా చెబుతుంది, ఈ ప్రపంచ సమస్యను ఈ విధంగా వేదం పరిష్కారం చేస్తుంది. ప్రాచీన ఋషులు ఇట్లా పరిష్కారం చేశారు, భగవద్గీతలో కూడా అదే ఉంది. ఇంకా భగవంతుని స్వరూపాన్ని, వాటిని గురించి రేపు చెప్పుకుందాం.